అయితే ఇందులో విశేషంగా చెప్పబడుతున్నటువంటి అంశములు, జనమే జయేన పృష్టస్సన్ బ్రాహ్మణైశ్చ సహస్రశః. ఆ యజ్ఞము జరుగుతున్న చోట ఎవరెవరున్నారు? బ్రాహ్మణైశ్చ సహస్రశః, వేల కొలది పండితులు ఉన్నారండి అక్కడ, సర్వశాస్త్రవేత్తలు ఉన్నారు. శశాస శిష్యమాసీనం వైశంపాయనమంతికే ససదస్యై సహాసీన శ్రావయామాస భారత. మొత్తం ఆ సదస్సంతా వింటూ ఉండగా జనమేజయుడు చెప్పాడు. కేవలం జనమేజయుడు కాదు, జనమేజయుడి నిమిత్తం మాత్రమే. అయితే భారతం ఇప్పటికి ఎన్ని శ్లోకాలు? 100,000 కదా, 24,000 కాదు, ఎన్ని శ్లోకాలు భారతం ఇక్కడ చెప్తున్నాడు? మొత్తం వ్యాసుడు చెప్తూ ఉంటే గణపతి రచించినవి ఎన్ని అంటే, వ్యాస మహర్షి మొత్తం చెప్పినది 60,00,000 శ్లోకాల గ్రంథం చెప్పాడు. ఇది తెలుసుకోవాల్సింది. అది రాయాలంటే వ్యాసుడే చెప్పాలి, గణపతే రాయగలడు. దీన్ని బట్టి షష్ఠీం శతసహస్రాన్ని చకారాణ్యాంశ సంహితాం, 60,00,000. అందులో 30,00,000 గ్రంథం నారద మహర్షి ఉపదేశంగా పొంది దేవలోకంలో చెప్తున్నాడు దాన్ని, మహాభారతం. అదేవిధంగా 30,00,000 దేవలోకే ప్రతిష్ఠితం. పిత్రే పంచదశ ప్రోక్తం, పితృలోకంలో 15,00,000 గ్రంథమును అసితుడు అయినటువంటి దేవల మహర్షి వినిపిస్తూ ఉంటాడు. గంధర్వలోకంలో 14,00,000 గ్రంథం ఉందిట, అది సుఖమహర్షి వినిపిస్తూ ఉంటారు. భూలోకంలో 1,00,000 గ్రంథం, అది వైశంపాయన మహర్షి వినిపిస్తాడు. కానీ వైశంపాయనుడి ద్వారా మనకు దొరికింది 100,000 శ్లోకములు. దీని ఉద్దేశం ఏంటంటే, ఒక్కొక్క లోకంలో ప్రజ్ఞాస్థాయి ఆ జీవులకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంకొక విషయం దీన్ని బట్టి, ఇవి నిజమా లేదా, ఇదే అతిశయోక్తులా అంటే నమ్మేవాడికి ఏం పర్వాలేదు, హాయిగా నమ్మ, ఆనందంగా ఉండగలడు. నమ్మని వాడికి నిద్రపట్టదు. అయితే ఇందులో వ్యాసుని హృదయం ఏమిటి, ఇది మనం తెలుసుకుంటే మహాభారత గాథ కేవలం మానవుల్నే కాదు సర్వలోకవాసుల్ని తరింపజేయగలిగి అందరికీ ఆనందం కలిగించగలిగే అద్భుతమైనటువంటి గ్రంథము అనే అంశం దీని ద్వారా గ్రహించవలసినటువంటి విశేషం. అటువంటి ఈ మహాభారతం వైశంపాయనుడి ద్వారా మనకు లభించినటువంటిది. అలాంటి ఈ మహాభారత ప్రాశస్త్యం గురించి చెప్తూ మహాభారతం అనే పేరు ఎందుకు వచ్చిందో వ్యాసుడే చెప్తున్నాడు మనకి. ఏకతశ్చతురో వేద భారతం చైతదేకత పురాకిల సురైస్సర్వై సమిత్య తులయాధృతం చతుర్భ్యసరహస్యభ్యో వేదేభ్యో హ్యధికం యదా తదా ప్రభృతి లోకేస్మిన్ మహాభారతం ఉచ్యతే. వేదములు సరహస్యం, సరహస్యం అంటే రహస్య విద్య అనగా రహస్య విద్యతో కలిసి వేదం అన్నారు. ఇదేంటండి మాటి మాటికి, రహస్య విద్య అంటే ఇదం గుహ్యతమం శాస్త్రం, ఉపనిషత్తు అని అర్థం అనుకుంటే కాదు ఇక్కడ. కానీ ఉపనిషత్తులతో కలిసిన సమస్త వేద విద్యలు ఎన్ని, 4 వేదాలు, అంత వేదమనంతటిని త్రాసులో ఒకవైపు పెట్టారట, మహాభారతాన్ని ఒకవైపు పెట్టారటండి. ఆ వేదం పెట్టిందే పైకి తేలిపోతుంది, భారతం పెట్టిన సిబ్బి మాత్రం కిందకే ఉందిట. కనుకనే ఇది చూస్తూ ఉంటే దానికంటే బరువు, బరువు అంటే భారం, వేదముల కంటే భారము దీనికి ఉంది గనక ఇది మహాభారతం అని చెప్పబడుతున్నదయ్యా అని చెప్పాడు ఇక్కడ. అంటే గొప్ప వాల్యూమ్ ఇంత బైండింగ్ అని కాదండి ఇక్కడ, జ్ఞానం అని అర్థం. ఇది మనకి చెప్పడం ఇక్కడ గ్రహించవలసింది ఏముంది, ఒక కాగితంలో పట్టిన దాన్ని కూడా రాళ్ల మీద రాస్తే పెద్ద బరువు ఉంది, అది చెప్పడం కాదు ఇక్కడ, జ్ఞానం అని చెప్పడం ఇక్కడ. మహాభారత జ్ఞానం అంత బరువుగా ఉంది. అందుకే మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతం ఉచ్యతే. ఒకటే మాట, మహత్వము భారవత్వము రెండున్నాయా అని ఉన్నాడు. అంటే గొప్పతనము ఉన్నది, అంటే క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఇంకో రకంగా చూస్తే ఇంత విస్తార గ్రంథం. అందుకే భారతీయుడు ముందు భారతంలో ఏముందో తెలుసుకునే ముందు గర్వించడానికి ఒక సబ్జెక్ట్ ఉందండి, అదేమిటంటే ప్రపంచం మొత్తం మీద భారతాన్ని మించిన ఉద్గ్రంథం మరొకట్లేదు తెలుసుకోండి. ఆఖరికి టాల్స్టాయ్ మొదలైన వాళ్ళు రచించినంటే వార్ అండ్ పీస్ మొదలైన పెద్ద గ్రంథములు కూడా భారతం తర్వాతి స్థానమే తెలుసుకోవాలి. ఇక్కడ ఇలాంటి గ్రంథం ఉన్నందుకే భారతీయుల ముందు గర్విద్దామండి. ఆ తర్వాత విజ్ఞానం గురించి ఆలోచించాలంటే విన్సర్ విడ్జన్ ఒక మహానుభావుడు చెప్పిన విషయం ఏంటంటే, భారతం చదివేక నాకు ఒకటి అనిపించింది ఏమిటి అంటే, ప్రపంచం మొత్తం మీద ఉన్న అన్ని భాషల సాహిత్యాలు శాస్త్ర గ్రంథాలు ఒక దగ్గర పెట్టి ఇందులో ఏదో ఒకటి ఎంచుకో నన్ను ఎవరైనా చెప్తే, ఏదో ఒకటి ఎంచుకో అని చెప్తే ఒక్క మహాభారతం ఎంచుకుంటానని చెప్పాడు ఆ పాశ్చాత్యుడు. చదివేడు గనక ఆ మాట అన్నాడు ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక్కడ చదివితే చాలు, ఇక్కడ చదవక్కర్లేదనమాట. ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్త అనేటువంటిది ఈ దేశంలో పుట్టని ఒక పాశ్చాత్యుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాడండి. అంటే ఈ దేశంలో పుట్టిన ప్రాచ్యుడు అప్రాచ్యుడుగా ఆలోచిస్తున్నప్పుడు పాశ్చాత్యుడు ప్రాచ్యుడుగా ఆలోచించడం ఆశ్చర్యం ఉందండి. జ్ఞానం ఏదో ఇక్కడే సొంతం అనుకోవద్దు, పుణ్యాత్ములు ఎక్కడైనా పుడతారు, వాళ్ళకి భారతం గొప్పగా కనబడుతుంది. ఇది తెలుసుకోవాల్సినది. అంత విశిష్టమైనటువంటి గ్రంథం గురించి ధర్మేచ అర్థేచ కామేచ వాక్యం ఇక్కడ చెప్తూ భరతానాం మహజన్మ మహాభారతం ఉచ్యతే. మహాభారతానికి మరొక నిర్వచనం, భరతవంశీకుల యొక్క దివ్య చరిత్ర ఇందులో చెప్పబడుతోంది కనుక దీనికి మహాభారతం అని పేరు. భారతం పంచమో వేద వ్యాసుడు చెప్పిన మాటలు ఇక్కడ చెప్పుకుంటున్నాం. వివిధ స్థలములు అని అంటున్నాడు. సర్వశ్రుతి సమూహోయం, సర్వవేదముల యొక్క సమూహమయ్యా ఇది. అందుకే తిక్కన గారు పరవశించి వేదములకు నిఖిల స్మృతివాదములకు బహుపురాణ వర్గంబులకు వాదైన చోటులను తా మూదల ధర్మార్థ కామ మోక్ష స్థితికిన్ అని ప్రకటించారు. ఇక్కడ మొత్తానికి దేవతల్లో విష్ణువు ఎలాంటి వాడో వాంగ్మయంలో భారతం అలాంటిది అన్నాడు. ఇంకేం కావాలని చెప్పడానికి ఇక్కడ? అందుకే త్రిదశానాం యథా విష్ణు, దేవతల్లో విష్ణువలే తథేహం సర్వశాస్త్రాణం మహాభారత ఉత్తమం. అంతేకాదు లోకంలో చీకట్లు పోగడానికి మూడు జ్యోతులు ఉన్నాయటండి. ఇది అద్భుతమైన మాట, ఇది పద్మపురాణంలోని వాక్యం. మూడు జ్యోతులుట పద్మపురాణం చెప్తోంది విషయం ఏమనంటే, భారతం, భానుమాన్, ఇందుహు, ఏది నశ్యుర అమిత్రయ తతోజ్ఞానతమోంధస్య కావస్థా జగతో భవేత్. సూర్యుడు, చంద్రుడు, భారతం, ఈ మూడు లేకపోతే లోకమంతా చీకటే అన్నాడు. ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం అండి. ఇక్కడ అంటే సూర్యచంద్రులంతో భారతం అంతట. ఇంకా చెప్పాలంటే భారతానికి మొదటి ప్లేస్ ఇచ్చాడు, తర్వాత భానుమానిందు అన్నాడు. ఇక్కడ గొప్ప విషయం ఎందుకయ్యా అంటే, సూర్యచంద్రులు బయట చీకటి పోగొడతారు, భారతం నీ లోపల జన్మజన్మల అజ్ఞానమనే చీకటిని పోగొడుతుంది అయ్యా అనే దానికి ఇంకా ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఇంత విశేషం అయ్యా, అసలు భారత కథలోకి తెరుక్కున్న మహత్వమే చెప్తున్నారంటే, భారత మహిమ వింటే దేవతలు సంతోషిస్తారు. ఇంకేం కావాలి మనకి ఇక్కడ? ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని భారతంతో పరిచయం ఉన్నవాళ్ళు, కాసింత తెలుగు వాంగ్మయంతో పరిచయం ఉన్నవారికి పద్యం బాగా నోటుకొస్తుంది. కానీ ఇందులో ఉన్నటువంటి నన్నయ్య గారు హృదయం కూడా గ్రహించాలి. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని అధ్యాత్మ విధులు వేదాంతమనియు. దీన్ని బట్టి భారతంలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో పరిశీలించండి. ఇది ఊరికనే చదవడం కాదు, మహిమ కాదు, ఒక్కొక్కటి వ్రాసుకుని దాని కోణంతో భారతాన్ని రీసెర్చ్ చేస్తే ఇందులో ఒక్కొక్క శీర్షిక అయ్యో కొన్ని వాల్యూములు తయారవుతుందండి. మహాభారతం ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని ఇది చదివి ధర్మశాస్త్రం అని నిర్దేశించాలంటే వాడు ధర్మతత్వజ్ఞుడు అయి ఉండాలి. అందుకే ధర్మం యొక్క స్వరూప స్వభావ ప్రభావాలు తెలిసిన వాడు మహాభారతాన్ని చదివితే దీన్ని ధర్మశాస్త్రం అంటాడయ్యా. అధ్యాత్మ విధులు వేదాంతమనియు. వేదాంత విద్యలో ప్రస్థానత్రయంలో అటు ఉపనిషత్తుల్ని ఇటు బ్రహ్మసూత్రాలని కూడా కలబోసుకున్న భగవద్గీత పుట్టింది ఇక్కడే, మర్చిపోవద్దు. అదేవిధంగా ఎన్ని బ్రహ్మ విద్యలున్నాయి, హంసగీత మొదలైనటువంటివి ఎన్నో మనకు కనబడుతుంటాయి. శాంతి పర్వం, అనుశాసన పర్వంలో వేదాంత విద్య కుప్పలు తెప్పలుగా ప్రవహిస్తుందని యక్షప్రశ్నలు ఏమనుకున్నారు? వేదాంతమే. అంతేగాని పిల్లల క్విజ్ కాదు అది, దాని నిండా అదే ఉంది. మరి సరస్సు జాతీయం అది, అందుకే అధ్యాత్మ విధులు వేదాంతమనియు. నీతి విచక్షణులు నీతి శాస్త్రం అని మొత్తం న్యాయశాస్త్రం అంతా ఉంది. విధుర నీతి మొదలుకొని అనేక నీతులు చెప్తారండి. కూటనీతి, కణిక నీతి, ఈ నీతులు కూడా అంటే కొన్నిసార్లు దుర్మార్గులను వంచనతోనే కొట్టాలి, ఎందుకంటే ధర్మ ప్రతిష్టాపన కోసం, అదొక నీతి. ఎన్ని రకాల నీతులు, సహజ ధర్మాలు, విశేష ధర్మాలు, ఆపద్ధర్మాలు, ఎన్ని ధర్మాలు, అందుకే నీతులు చాలా ఉన్నాయి. అంతేకాదు కావ్య లక్షణం పుష్కలంగా ఉంది. కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, అన్ని రకాల శాస్త్రాల యొక్క లక్షణములు ఇందులో కనిపిస్తున్నాయి. ఆ లక్షణములు కానీ శాస్త్రములు కింద లక్ష్య గ్రంథంగా ఉన్నది. ఐతిహాసికులు ఇతిహాసమని, ఇతిహాసం, ఇలా జరిగింది కదా, జరిగిన కథే భారతం, దాని పేరే అది. పరమ పౌరాణికులు బహుపురాణ సమచ్చయంబని గుణియాడుచుండ, ఇది తెలియాలంటే 18 పురాణాలు చదవాలండి. 18 పురాణాలు ఉన్న అంశాలని భారతంలో ఉన్నాయి. చిత్రమైన అంశం ఇది. మీకు సర్పాల కథ చెప్పుకున్నాం, పక్కనే గరుత్మంతుడి కథ వస్తుంది తెలుసా, గరుత్మంతుడి చరిత్ర. ఈ కథలో రహస్యం ఏమిటయ్యా అంటే, వేదాల్లో చెప్పబడ్డ గరుడ చెయ్యనమంతా సౌపర్ణోపాఖ్యానంలో ఉంది. రహస్యం తెలుసుకోండి ఇక్కడ. ఇలా వేద రహస్యాలు కనిపిస్తాయి. అందుకే సౌపర్ణోపాఖ్యాన పారాయణ చేస్తే గరుడ చేయను, నాగగరుడులతోనే మొదలుపెట్టాడు అక్కడ. ఇది అద్భుతమైన అంశములు, ఇవన్నీ ఆలోచిస్తాయి. అందుకే మహాభారతంలో ఇటు యజ్ఞ సంకేతములు చూస్తే కళ్ళు తిరిగిపోయేవి కనిపిస్తాయండి, మామూలు అంశములు కాదు. అందుకే కేవలం భౌతికమైన గ్రంథముగా చూడటమే కాకుండా అనేకం ఉంటాయి. అంతేకాదు మహాభారతంలో పెద్ద కంప్లైంట్ ఏంటంటే, పోనీ జరిగిన కథ చరిత్ర అందాము అంటే జరిగిందని నమ్మలేని ఎన్నో కనిపిస్తుంటాయి. ఇక్కడ మానవులై ఉంటూ ఉంటారు, ఒక్కసారి ఒకడు స్వర్గానికి వెళ్ళిపోతాడు, అందులో ఒకడు, ఇంకోడు పాతాళానికి పోతాడు. దుర్యోధనుడు పాతాళానికి వెళ్ళాడు తెలుసు కదా, లాక్కుపోయారు, మళ్ళీ బయటకు వచ్చాడు. ఇంద్రుడు దగ్గరికి వెళ్ళిపోయాడు, మహానుభావుడు అర్జునుడు. ఆ వెళుతూ వెళుతూ మధ్యలో రకరకాల దేవజాతులు, దేవలోకాలు, దేవతలు చుకబుర్లు ఆడుతుంటారు. ఇవి చూస్తూ ఉంటే మహాభారతం చరిత్రయా కల్పనయా పెద్ద, ఇజ్ ఇట్ ఫ్యాక్ట్ ఆర్ ఫిక్షన్, ఇది పెద్ద గోళ. ఇంతకీ ఏమిటయ్యా అంటే, అప్పటికి తోచింది వాడు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే భారతం చదివే ముందు ఇప్పుడిప్పుడే మొదలవుతాయి మనకి. ఆ పుట్టుకలే చాలా చిత్రంగా ఉండవు. కొండలోంచి పుడతాడు ఒకడు, దొన్నులోంచి పుడతాడు మరొకడు. ఏమిటయ్యా ఇలా ఎక్కడైనా పుడతారా అంటే, ఇక్కడ తెలుసుకోవాల్సింది మహాభారతంకి ఈ ఉపోద్ఘాతం చాలా అవసరమండి. ఉపోద్ఘాతం ఉంటే కనుక కథను అర్థం చేసుకోలేం. ఒక కథ గురించి మాట్లాడేటప్పుడు అందులో ఈనాటి కాలానికి అనుగుణమైన ధర్మాన్ని స్వీకరించడం ఎంత అవసరమో ఆనాటి కాలపు పరిస్థితులను ఒకసారి అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఆనాటి యుగాల జీవుల యొక్క శరీరాలు వాటి లక్షణాలు తెలియాలి. అప్పటికున్న విజ్ఞాన శాస్త్రం ఒకటి ఉంటుంది, కాలగతిలో కొన్ని మారిపోతూ ఉంటాయి, కొన్ని నశించిపోతూ ఉంటాయి, కొత్త వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు అమెరికాతో మాట్లాడచ్చు. ఇది కొన్ని దశాబ్దాల క్రితం ఇలా మాట్లాడవచ్చని ఎవరిని ఊహించారా చెప్పండి? ఇక్కడ ఊహించారా? ఎవడైనా మీకు చెప్తాడు ఏమండి ఈ గ్రౌండ్లో కూర్చుని మీరు అమెరికాతో మాట్లాడచ్చు అంటే చీ అన్సైంటిఫిక్గా మాట్లాడుతున్నావు అని అప్పుడు అంటారు, తప్పకుండా అంటావు. ఇప్పుడు హాయిగా మాట్లాడొచ్చని ఎవరైనా చెప్తున్నారు ఇక్కడ, ఇది అసలు సాధ్యమవుతుందా అండి మనకి? ఇక్కడ ఇక్కడ కూర్చుని అక్కడ వాళ్ళ ముఖం కూడా చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు అంత వచ్చేసింది స్కైపో, ఇవన్నీ ఉన్నాయి మనకి కావాల్సినవి. ఇవన్నీ కొన్ని దశాబ్దాల క్రితం నమ్మలేనివి. ఒక్క చిన్న నేనేమి చెడును అంటున్నాను కాదు, కానీ ఏదో ఒక ప్రమాదం జరిగి ఉన్న శాటిలైట్లన్నీ పోయి అనుకుందాం. అప్పుడు ఏం మిగిలింది? ఏం మిగిలింది అనే ప్రశ్న మిగిలింది. మొత్తం పోయింది, మొత్తం మళ్ళీ వెనక్కి పోయాం, అంత మరుగున పడిపోయింది జ్ఞానం. ఏదో ఒక భయంకరమైనటువంటి ఉత్పాతాలు, తుఫానులు, భూకంపాలు, భూమి కుదుపో ఏదో వచ్చి సర్వనాగరికత ధ్వంసమైంది, మరొక కొత్త జాతి తయారైంది, మానవ జాతి. వాళ్ళకి ఇప్పుడు రాసుకున్న పుస్తకాలు ఏవో దొరికాయి. ఆ పుస్తకాల్లో చూశాడు వాడు ఇక్కడ ఈ గ్రౌండ్లో కూర్చుని అమెరికా వాడితో మరొక దేశం వాడితో మాట్లాడిను, విమానం మీద అక్కడి నుంచి ఎగిరి ఎక్కడికి వెళ్ళిను అంటే ఎవడు నమ్మొచ్చాడండి అవన్నీ ఇప్పుడు ఎక్కడైనా సాధ్యమేనా అంటాడు వాడు, తెలుసుకోండి ఇక్కడ. కనుక మనం ఉన్న దేశ పరిస్థితి బట్టి అప్పుడు ఎలా అంటాం? కనుక భారత కాలం నాటికి భారత జాతి అన్ని రంగాల్లో అన్ని విధాల అభ్యుదయాన్ని సాధించిన వైజ్ఞానిక జాతి. గొప్ప విషయం ఇక్కడ పరిశీలించవలసింది. చిత్రం ఏంటంటే విజ్ఞానం ఏంటి భారతంలోనే కొత్త కాదు, అటు వేదముల్లో, పురాణాల్లో, రామాయణాల్లో కనబడుతున్నదే. యుగ యుగాల దివ్యమైన జ్ఞానానికి భారతదేశం స్థానం, ఇది తెలుసుకోండి. ఇక్కడ జ్ఞానానికి పుట్టిల్లు భారతదేశం. ప్రపంచంలో ఏ జ్ఞానానికైనా భారతదేశం పుట్టినిల్లు. అందుకే భారతంలో ఉన్నది ఎక్కడైనా ఉంది, భారతంలో లేనిది ఎక్కడా లేదు అనేది భారత గ్రంథానికే కాదు భారతదేశానికి కూడా, ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే స్వామి వివేకానంద చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలి, ఏనాటికైనా ప్రపంచానికి గురుపీఠం భారతదేశం, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది గురుదేశం, జ్ఞానం కోసం తూర్పు వైపే చూడాలి, భారతం వైపే చూడాలి, ఇది తెలుసుకోవాల్సినది ప్రధానమైన అంశం ఇక్కడ. అందుకే వివిధ వేదతత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగజుండ చేసే భారతంబు. విశ్వజనీనమై భారతం ఎవరి కోసం? విశ్వజనీనమై ప్రపంచంలో ఎవరికైనా మనిషి అన్నవాడు ఆలోచించగలిగే వాడికి భారతం పనికొస్తున్నదండి. అంతేకాదు భారతం విన్నా చదివినా ఫలితములు ఆయురర్థులకు దీర్ఘాయురవాప్తియు, అర్థార్థులకు విపులార్థములను, ధర్మార్థులకు నిత్య ధర్మ సంప్రాప్తియు, వినయార్థులకు మహావినయమతియు. వినయం అంటే శిక్షణ, నైపుణ్యం, ఇది అర్థం. పుత్రార్థులకు బహుపుత్ర సమృద్ధియు. అంతేకాదు భారతం చదవడం వల్ల వచ్చేటువంటి ఫలితాలని వ్యాసుడు చెప్తున్నాడు అనేక చోట్ల, దాన్నే ఇక్కడ నన్నయ్య గారు చక్కగా అనువదించి చెప్తున్నారు. ఇక్కడ సంపదార్థులకు ఇష్ట సంపదలను గావించినెప్పుడు భావించి వినిచుండు వారలకు, ఎవరికి భావించి వినిచుండు వారలకు, ఇమ్మహాభారతంబు భక్తియుక్తులైన భాగవతులకు శ్రీవల్లభుండు భక్తవత్సలుండు భవభయంబులెల్ల బాపి ఇష్టార్థ సంసిద్ధి కరుణతోడు జయునట్లు అని వర్ణించారు ఇక్కడ. ఈ విధమైనటువంటి మహాభారతంలో మనం జనమేజయుడి వృత్తాంతంతోనే ఇంచుమించు ప్రవేశించిపోయాం కదా. కానీ భారతం ప్రధానంగా రాజవంశ చరిత్రను చెప్పడం పురాణ లక్షణం గనక, అటు సృష్టి ఆది నుంచి పరమాత్మ, అటుపై త్రిమూర్తులు, ఆపై దేవతలు, రకరకాల గోళములు, జ్యోతిర్గణములు, వీటన్నిటి గురించి వివరిస్తూనే దివ్య వంశముల గురించి చెప్తున్నారు. ప్రధానంగా క్షత్రియ వంశములు విస్తరించి సూర్యచంద్రులను వ్యవహరిస్తున్న ప్రధాన మనువేనండి, వైవస్వత మనువు. ఆ మనువుకి ఒకవైపు నుంచి ఇక్ష్వాకుడు మొదలైన వారి వల్ల సూర్యవంశం విస్తరిల్లింది. ఈ మనువుకి మరొక భార్య ద్వారా కలిగిన సంతానం ఇలా అనేటువంటి స్త్రీ. నిజానికి పుత్రుడిని కోరికను యజ్ఞం చేశాడు అతను, కానీ ఆయన భార్య మాత్రం పుత్రికి కావాలని మనసులో అనుకుందిట. అందుకే ఆమె కోరిక తెచ్చడం కోసం ఋషి పుత్రిగ్గానే చేశాట. కానీ చిత్రం ఏంటంటే మళ్ళీ తపశ్శక్తి ద్వారా ఆయన పుత్రుడిగా మారేట. చాలా చిత్రం ఈ కథ. తర్వాత అతను పుత్రుడిగా మారి రాజు కొడుకే ఉన్నా కూడా వాడు పూర్వస్థితికి మళ్ళీ వెళ్ళాడు ఒకసారి. అది ఎలా అంటే హిమవత్పర్వత ప్రాంతంలో ఒక చోటుకు వెళ్ళి ఆడదారిగా మారిపోయాడు వాడు ఒకసారి. ఏమిటి ఇలా మారిపోయాడు అంటే అది పార్వతీదేవి తపస్థలంట, పురుషులు అన్యులు ప్రవేశించరాదు అక్కడికి, ఒకవేళ ప్రవేశిస్తే స్త్రీలుగా మారుతారు, అది ఆవిడ పెట్టిన కట్టడి. అందుకే ఇల్లుడు కాస్త ఇలా అయిపోయాడండి ఆయన. అప్పుడు అక్కడ అతన్ని చూసి బుధుడు, చంద్రపుత్రుడైనటువంటి బుధుడు ఆ ఇలని చేపట్టాడు. వారికి పుట్టిన పుత్రుడు పురువురువుడు అన్నారు ఇక్కడ. అందుకే చంద్రపుత్రుడైన బుధుడు ద్వారా వచ్చింది కనుక చంద్రవంశం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ ఇది మనువు యొక్క వంశక్రమంలోనే దీన్ని చెప్తున్నారు. అది తెలుసుకోవడానికి ఎందుకు చంద్రవంశం అన్నారు అని తెలియడం కోసం ఇక్కడ. పురూరవుడు, ఇది యుగాల క్రితం కథలు. అందుకే బుధుడు అన్నప్పుడు ఒకనొక అంతరిక్ష విశేషం ఇది పరిశీలించవలసిందే. ఆ మాటకు వస్తే సూర్యుడు చంద్రుడు కూడా అంతరిక్ష విశేషం కదా. అంతరిక్షంలో ఉన్నటువంటి జ్యోతిర్మండల లక్షణములు కొన్ని భూమి యందు మానవాకృతులు ధరించి దివ్యత్వ మానవత్వాల కలయికతో వస్తున్నాయండి. అందుకే భారతంలో కేవల మానవుల కథలు కాకుండా దివ్యత్వము కలబోసుకున్న మానవులు, రాక్షసత్వము కలబోసుకున్న మానవులు, మొత్తానికి మానవుల కథే కానీ దేవాసురుల కథ ఇది ఒకటి తెలుసుకోవాల్సింది. భారతమంతా దేవాసుర సంగ్రామమే, దేవాసుర సంగ్రామం. దేవలక్షణములు కలిగిన మానవులు, అసుర లక్షణములు కలిగిన మానవులు, ఉభయుక్త సంగ్రామమే మహాభారతం. ఆ సంగ్రామమే మన జీవితం ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే ప్రతి వారికి వారు మూలమైన దివ్యత్వాన్ని చెప్తున్నాడు. అంటే భారతంలో పాత్రలు సామాన్యమైన పుట్టుకలు కావు, ఒక దివ్యత్వంతో కూడినటువంటి పుట్టుకలు ఇవన్నీ కూడా. మొత్తానికి ఆ పురూరవుడు తర్వాత వచ్చినటువంటి చక్రవర్తుల్లో ఆయువు అనేవాడు పురూరవుని యొక్క పుత్రుడు. ఆయువు యొక్క పుత్రుడు నహుషుడు, నహుషుని యొక్క పుత్రుడు యయాతి. వీళ్ళందరూ ఉత్తమైనటువంటి చక్రవర్తులు. యయాతికి ఇద్దరు భార్యలు శర్మిష్ఠ, దేవయాని. ఈ శర్మిష్ఠ యొక్క పుత్రుడు పూరుడు. ఈ పూరుని వంశం బట్టి దీని పౌరవంశము అని కూడా పేరు వచ్చింది. పూరుడు చాలా గొప్ప చక్రవర్తి. తర్వాత వచ్చిన చక్రవర్తులు కూడా పూరుని స్మరిస్తారు. అందుకు మనం ముఖ్యమైన కొందరు చక్రవర్తుల గురించి చెప్తున్నాం. ఈ పూరుడు తర్వాత అనేక మంది చక్రవర్తుల పరంపర కొన్ని తరాలు గడిచాయి. ఆ తర్వాత దుష్యంతుడు వచ్చాడు, మహానుభావుడు అక్కడ ఆ పూరుని తర్వాత. ఈ దుష్యంతుని చరిత్ర చాలా దివ్యమైనది. ఎందుకంటే భరతం భారతం అనడానికి మూలం దుష్యంతుడితోనే మొదలవుతోంది కనుక కొంచెం దుష్యంతుడి గురించి మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. అలాంటి దుష్యంతుని చరిత్రని ఇక్కడ చెప్తున్నాడు. అయితే దుష్యంతుని చరిత్ర కూడా చెప్పే ముందు మనం వ్యాస భగవాన్ యొక్క జనన గాథ చెప్పుకుని దుష్యంత చరిత్రలోకి ప్రవేశించాలి. వ్యాస భగవాన్ని జనన గాథ ఒకటి చిత్రం. ఇది కూడా ముందే దీనికి ఉపోద్ఘాతం చెప్పుకున్నాం కనుక అది ఇక్కడ తెలుసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ పుట్టుకలు ఈ కథలు చూస్తే కొందరికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కానీ మామూలు మానవీయమైనటువంటి జన్మలు ఇలా ఉండవండి. అందుకే వీళ్ళ జన్మల్లో ఉన్న గొప్పతనాన్ని మనం దివ్యత్వంతో కలిపి చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఉపరిచరవసు మహారాజుని మహారాజు, అది ఉపరిచరవసు మహారాజు అంటే మామూలు వాడు కాదు ఆయన. మళ్ళీ ఉపరిచరవసు మహారాజు ఇదంతా కూడా మన ద్వాపరయుగం నాటి కలియుగం నాటి కథ కాదు, పూర్వయుగాల కథలు ఇవి చెప్పుకుంటున్నవి. ఉపరిచరవసు మహారాజుకి అతని తపశ్శక్తికి అతని దివ్యత్వానికి ధర్మానికి సంతోషించి ఇంద్రుడు ఒక విమానం ఇచ్చాడానికి. దానితో నువ్వు ఏ లోకానికైనా ఎక్కడికైనా వెళ్ళగలవు అన్నాడు ఇక్కడ. అందుకు ఎప్పుడు అని ఉపరిచర పైన తిరుగుతూ ఉంటాడు ఉపరిచరవసు మహారాజు. అప్సరసులు మొదలైన అన్ని లోకముల యొక్క భోగములు ఆయనకి దాసానుదాసులు. అలాంటి ఉపరిచరవస మహారాజు ఒకప్పుడు తన భార్య అయినటువంటి గిరిక, ఆవిడ ఋతుమతి ఉన్నది, కానీ ఆ సమయంలో ఆ గిరిక వద్దకు తాను వెళ్దాం అనుకున్న సమయంలో పితృదేవతల ఆజ్ఞతో, ప్రతిదానికి ఎలా ఉంటాయో చూడండి ఇక్కడ, ఆయన వారికే శ్రాద్ధము చేయబోతూ దానికోసమని అరణ్యానికి వెళ్ళేట. అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఆ అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఆయన తేజస్సుని స్వీకరించింది ఒక మత్స్యం. ఆ కథ కంటే ముఖ్యమైన అంశంలో మనం చెప్పుకుంటున్నాం. ఒక మత్స్యం ఆయన తేజస్సుని స్వీకరించింది. ఉపరిచరవసు మహారాజు యొక్క తేజస్సుని కారణాంతరాల వల్ల నీటిలో పడిన ఆ తేజస్సుని ఒక మత్స్యం స్వీకరించింది. ఆ మత్స్యము నుంచి ఇద్దరు కలిగారు క్రమంగా, ఒకడు పురుషుడు ఒకడు స్త్రీ. ఆ పురుషుడు మత్స్యరాజు. ఉపరిచరవసు మహారాజు వద్దకి ఇద్దరు సంతానం వెళ్ళారు. అందులో అతన్ని మత్స్య దేశానికి రాజుగా చేశాడు, అతన్ని మత్స్యరాజుని. ఈమె మాత్రం మత్స్యగంధి చేపల కంపు కొడుతుంది ఆమె. అందుకోసం ఏం చేశాడంటే దాసరాజుకి అప్పచెప్పాడు. అంటే జాలరులు వాళ్ళకి సంబంధించిన రాజు దాసరాజు. ఈ మత్స్యగంధం ఉన్న అమ్మాయిని నీ కూతురుగా పెంచు అని అప్పచెప్పాడు ఆయన. అయితే ఎక్కడైనా చేపలు పురుషుడి యొక్క తేజస్సు పడడం, అది గర్భోత్పత్తి జరగడం, సంతానం కలగడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు, ఇందులో సందేహం లేదు. భౌతిక శాస్త్రం ప్రకారంగా సాధ్యం కాదు. కానీ అది ఉపరిచరవసు మహారాజు యొక్క తేజస్సు అనగానే అతనప్పుడే మానవ స్థాయి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. భౌతిక స్థాయి నుంచి ఇది ఆలోచించాలి. ఆ చేప కూడా మామూలుది కాదండి, అది అద్రిక అనే అప్సరస. శాపవశాత్తు అలా ఉన్నది అక్కడ. అందుకు ఆ తేజస్సు అద్రిగర్భంలోకి వెళ్ళాలి. ఆ వెళితే వచ్చినటువంటి వారు. ఇందులో మత్స్యగంధి అనే ఆవిడ మనకు చాలా ప్రధానమైనటువంటి పాత్ర భారతానికి అంతరికి కూడా. ఈ మత్స్యగంధే తర్వాతి కాలంలో సత్యవతి అవుతున్నది. మత్స్యగంధికే సత్యవతి అని పేరు. చేపల కంపు వల్ల మత్స్యగంధి అని పేరు వచ్చినది ఇవిడికి. అయితే ఆ మత్స్యగంధి ఎవరు? ఒకదానికోటి వెనకాల కథనండి. భారతంలో ఎంచుకున్న పాత్రలే దివ్యత్వంతో కూడిన మానవులు గనక వీళ్ళు పుట్టుకలే చిత్రంగా ఉంటాయి, అది తెలుసుకోవాల్సింది. మల్లాగి పుట్టిన వాళ్ళ కథలు ఎక్కువ లేవు దీంట్లో, ఆ దివ్య శక్తితో వచ్చిన వాళ్ళ కథలు ఉన్నాయి. ఎందుకంటే నారాయణుడు అవతరించడానికి కావలసిన ఒక దివ్య భూమికి ఇక్కడ తయారవుతుంది. మనం ముందే చెప్పినట్టు ఇది కలిద్వాపరముల యొక్క విషయం కాదు, ఇది ఇది గ్రహించవలసింది ఏనాటిదో. అందుకు ఆ కథలను అలా చక్కగా అవగాహన చేసుకుంటూ ఉండాలి. ఆమె ఎవరు? మత్స్యమేమో అద్రిక అని అప్సరస చెప్పాం, ఆమె ఎవరు? ఇంతకీ మత్స్యగంధిగా వచ్చినటువంటి ఆవిడ. దీనికి అద్భుతమైన విషయం మనకు తెలియాలంటే భారతంలోనే హరివంశంలో మనకి దీనికి కనబడిన మరొక అంశం ఉంటుంది. అందుకే భారతంలో ఒక చోట చెప్పి అదే తీసుకోవడం కాదు, మరొక చోటతో కలుపుకోవాలి. పితృదేవగణములు మూడు రకాలు ఉంటాయట, అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, సోమపులు అని మూడు తెగలుంటాయి ప్రధానంగా. అందులో అగ్నిశ్వాత్తులని పితృదేవతలు ఉన్నారు. ఆ పితృదేవతల మానసపుత్రిక అచ్చోద అని ఒక ఆమె ఉందిట. ఈ అచ్చోద అనేటువంటిది పితృదేవతల మానసపుత్రిక. పితృదేవతల మానసపుత్రికల ద్వారా సత్సంతానములు వృద్ధి చెందడం అనేది గతంలో మనం ప్రవచనాల్లో చెప్పుకున్న అంశం, కొందరు గుర్తు ఉండి ఉంటుంది. హరివంశం చెప్పినప్పుడు కానీ, రాధాదేవి యొక్క జననగాథలో కానీ, పార్వతీదేవి జననగాథలో చెప్పుకున్నాం. మొత్తానికి ఏమి అగ్నిశ్వాత్తులనే పితృదేవతల యొక్క మానసపుత్రిక అచ్చోద. భారతంలో మాత్రం మొదటి రెండు రోజులు చాలా ఓపిక కావాలండి, కథలోంచి కదా పాత్రలోంచి పాత్రలు వెళ్ళిపోతుంటాయి. చెప్పేవాడికి ఉండాలి, వినేవాడికి ఉండాలి. అది జాగ్రత్తగా పట్టుకున్నామా తర్వాత కథంతా నల్లేరు మీద బండి నడికే పర్వాలేదు, హాయిగా వెళ్ళచ్చు. అచ్చోద అనేటువంటి పితృదేవతల మానసపుత్రిక, ఆ తల్లి ఒకప్పుడు తాను ఉన్న పితృలోకం పైనుంచి వెళ్ళిపోతూ ఉపరిచరవశ మహారాజును చూసింది. ఆమె ఇక్కడ చూసి ఆమె కలిగిన భావం ఏంటంటే, ఈయనకు పుత్రిగ్గా పుడితే బాగుండు అని భావం కలిగింది ఇక్కడ. ఎప్పుడైతే తాను అతనికి పుత్రిక, ఆయన ఎంత ఉపరిచరవశ మహారాజును, భూమి ఎందుకు కూడా చక్రవర్తి ఆయన, ఆయనకు పుత్రిక కావాలి అనే భావం కలగగానే పితృదేవతలు చెప్పారు, నీ భావం ఒకనొక దైవ ప్రేరణ చేత నీకు కలిగింది. మహాత్ములకి భావాల వెనకాల కూడా భగవత్ ప్రేరణ ఉంటుందండి. నువ్వు భూమి మీదకి వెళ్ళాలి, ఒక దివ్యమైనటువంటి దానికి కారణం కావాలి నువ్వు అని ఈ వసువు యొక్క తేజస్సుతో అద్రిక అనే అప్సరస మత్స్యంలో నువ్వు ప్రవేశించి నువ్వు ఉత్పన్నమవుతావు. ఆమెయే మత్స్యగంధి, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ పితృదేవతల మానసపుత్రిక ఆ తల్లి. అయితే వీడు మత్స్యగంధిగా పెట్టడానికి కారణం ఏంటంటే, ఆ మత్స్యగంధి అయితేనే దాసరాజు దగ్గర ఉంది, దాసరాజు దగ్గర ఉంటేనే తర్వాత పరాశర మహర్షి అక్కడికి రావడం, ఈ కథ అంతా నడవడానికి మూలం. దేనికి ఏది వెనకాల మరొక్కటి ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం మీరు పరిశీలించారా, అది భారతం చూడాల్సిన తీరండి. కేవలం స్టోరీలా చదవడం కాదు, పట్టుకోవాలి, అంత అలర్ట్గా ఉండాలి భారతం చదివేటప్పుడు. ఒకదానికి ఒకదానికి లింకులు అలా ఉంటూ ఉంటాయి. మనం ఏంటంటే ప్రధానం కురుపాండవుల కథ కదా అని పరిగెడతాం మొదటి నుంచి. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆమె పితృదేవతల మానసపుత్రిక, ఆవిడ పుట్టాలి, ఆవిడ తేజస్సు ఇప్పుడు ఎవరిలో ముందు వెళ్ళాలి, తండ్రిలో ఉండాలి, ఉపరిచరవశ మహారాజులో ఉన్నది. అది కలగాలంటే మామూలు చేప మామూలు మనిషి వల్ల కాదు, అందుకే ఒక అప్సరస అక్కడ ఉన్నది. పితృదేవతల మానసపుత్రిక పుట్టడం కోసం పితృదేవతల కార్యమై బయలుదేరినటువంటి ఉపరిచరవశ మహారాజు ద్వారా ఇది జరుగుతోందంటేనే ఒకదానికొకటి మనం పెట్టుకోవాల్సింది. దేవతల ప్రణాళికలు, డివైన్ నెట్వర్క్ అండి, అది మనకు అర్థం కాదు ఇక్కడ. మన లోకంలోనే మనకంటే ఒక మేధావి వేసిన ప్లానింగ్ మనకు అర్థం కాదు, దేవతల ప్రణాళిక మనకేమర్థం అవుతుంది, ఒక అద్భుతమైన ప్రణాళికత. ఈ విధంగా ఆ మత్స్యగంధి ఉత్పన్నమైంది. అప్పుడు నారాయణ యొక్క దివ్య తేజస్సు అవతరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్న సమయంలో, గత మదమత్సరుండు త్రిజగద్వినుతుండు వశిష్ఠ పౌత్రుడు ఉన్నతమతి శక్తిపుత్రుడు అఘనాశన ఘోర తపోధనుండు సువ్రతుడయి తీర్థయాత్ర జనువాడు పరాశురుడన్ మునీంద్రుడు అయ్యతివ తలోదరిన్ గనియే అయ్యమునా నది ఓడరేవునన్. యమునా నది ఓడరేవు వద్ద పరాశర మహర్షి తీర్థయాత్రకు వెళుతూ ఆమెను చూశాడు. ఎటువంటి పరాశర మహర్షి? అంత మహర్షికి, అంత బ్రహ్మజ్ఞుడికి తపస్సుతో ఏ దివ్యలోకం యొక్క శక్తినైనా గ్రహించగలిగే ఆ మహానుభావుడికి ఒక చేపల కంపు కొట్టేటువంటి మత్స్యగంధి పడవ నడిపే ఆవిడ పైకి మనసు వెళుతుందా అంటే, ఆ క్షేత్రములో తనలో ఉన్న నారాయణ తేజం ప్రవేశించాలి, అది ఆ ప్రేరణ ఇక్కడ. కనుక తనలో తపస్సుతో తాను సంపాదించిన నారాయణ తేజస్సుని ఆ క్షేత్రములో నిక్షిప్తం చేయడానికై గత మదమత్సరుండు త్రిజగద్వినుతుండు, ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు ఇక్కడ. వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుడైన శక్తి, శక్తి యొక్క పుత్రుడైన పరాశరుడు, అందుకే వశిష్ఠ పౌత్రుడు శక్తిపుత్రుడు. పైగా ఆయనకి పాపం లేదు అని స్మరించిన వారికి కూడా పాపాన్ని పోగొట్టగలిగిన మహర్షి పరాశర మహర్షి. ఆ పరాశర మహర్షి ఆమెని చూసి అతీవ రూపసంపన్నాం సిద్ధానామపి కాంక్షితాం, సిద్ధపరుషులకు కూడా మోహం పుట్టించగలిగిన అతీవ రూపసంపన్న గొప్ప రూపం కలిగిన ఆమెను చూసి, దివ్యాంతాం వాసవీం కన్యాం సంగమం మమ కళ్యాణి కురుష్వేత్యభ్యభాషత, నీతో నాకు సంగమము కావాలి అని అడిగట్ట. ఇక్కడ నన్నయ్య గారు అద్భుతమైన ఒక మాటను చెప్పారు. సత్యవతిని జూచి ఆ మునివరుండు దానయందు మదన పరవశుండై దాని జన్మంబు తన దివ్య జ్ఞానంబును ఎరింగి అన్నాడు. ఇక్కడ ఆమె కేవలం పడవనిడుతున్నటువంటి ఆవిడ కాదు, అయ్యా దాని జన్మంబు తన దివ్య జ్ఞానంబున ఎరింగి, తన దివ్య జ్ఞానంబున ఎరింగి అనవచ్చు. తన దివ్య జ్ఞానము కలిగినటువంటి ఆయన ఆమె జన్మమును తెలుసుకుని తన అభిప్రాయంబు ఆ కన్యకు ఎరింగించిన చెప్తే ఆవిడన్నది, నా శరీరం చూసావా మత్స్యగంధం, అంటే దాన్ని నేను సుగంధంగా మారుస్తాను. ఎంత సుగంధం అంటే కొన్ని యోజనం వరకు కూడా సుగంధం వ్యాపిస్తుంది అన్నాడు. వెంటనే పేరు మారిపోయింది, యోజన గంధి అయిపోయింది ఆవిడ. అంతేకాదు పైగా యమునా నదీ తీరంలో మహర్షులందరూ ఉన్నారు, ఎవ్వరి కంటా పడకుండా నేను ఒక మంచును సృష్టిస్తున్నాను చూడన్నాడు. ఒక ప్రత్యేకంగా ఒక ద్వీపం మీద తయారైంది. అప్పుడు నేను కన్యనయ్యా, నువ్వు వచ్చావు ఏదో కారణం చేత, కారణమైన తర్వాత నువ్వు వెళతావు, తర్వాత నేను నీ కన్యాత్వం చేడదన్నాడు. ఇన్ని వరములు ఇచ్చి ఆమెను మార్చి ఒక దివ్యక్షేత్రముగా చేస్తున్నాడు ఆయన తన తపశ్శక్తి, అది మర్చిపోవద్దు. అందుకే నీ కన్యాత్వం చెడదు అన్నాడు. ఇక్కడ అంటే ఆమె కన్యాత్వాన్ని చెడకుండా పుట్టగలిగే ఒక మహానుభావుడు రాబోతున్నాడు. దీన్ని బట్టి ఆమెకి ఏ విధమైన దోషము లేని విధంగా పరాశర మహర్షి ఇక్కడ చేసి, మునివంజుండు వశిష్ఠ పుత్రుడు వినిర్ముద్ర ప్రభావాభివర్ధన ధర్ముండు పరాశరుండు నిన్ను పుత్రశ్రీ సముద్దీప్తగా అనునరించున్ అని ఆనాడు అచ్చోదకి పితృదేవతలు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ఆమె సత్యవతిగా లేదా యోజనగంధిగా అయినప్పుడు దివ్యమైన విష్ణుతేజం ఆమెలో ప్రవేశింపబడినది. ఆ ప్రవేశించి ఎన్నాళ్ళు పట్టింది రావడానికి? పరాశరేణ సంయుక్త సద్యో గర్భం సుషావస. చూడండి, ఇది మొత్తం చూస్తూ ఉంటే ఏ విధంగానూ భౌతిక శరీర లక్షణాలు అంటగట్టడానికి లేదు. ఎందుకంటే మానవులకు మానవ ధర్మాలు వర్తిస్తాయి. ఆ పుట్టింది సామాన్యం కాదు, పుట్టుక తీరే విధానం మారిపోయింది. అక్కడ మొత్తం మార్చివేయబడింది. రెండు, సద్యోగర్భం, ఆ పుట్టినవాడు పుడుతూనే క్రమంగా ఎదిగెట్టాయన, ఎదిగి జజ్ఞేచ యమునా ద్వీపే పారాసర్యస్య వీర్యవాన్. పైగాన జాతమాత్రశ్చ సద్య ఇష్యాదేఘమభిభృతత్ వేదాంశ్చాది జగే సాంగాన్ సేతిహాసాన్ మహాయశ. పుడుతూనే సమస్త వేద వేదాంగ జ్ఞానములు కలవాడి పుట్టాడిని సామాన్యుడు కాడండి. ఇది తెలియాలంటే మరి శాంతిపర్వంతో అనుబంధం పెట్టాలి. ఇదే భారతం, ఒకదాని తలాగ పెట్టుకోవాలి. అంటే ఇది చెప్పేటప్పుడు అది స్ఫురించాలి. అటు హరివంశం, ఇటు శాంతిపర్వం, ఇవన్నీ శాంతిపర్వంలో చెప్తాడు. బ్రహ్మదేవుడి నుంచి వేదములన్నీ వచ్చిన తర్వాత ఈ వేదములు విశ్వంలో వ్యాప్తి చేయాలంటే ఏం చేయాలని ఆలోచించట. వేదములు ఎవరి నుంచి వచ్చాయో వాడినే స్మరించట్టు బ్రహ్మదేవుడు. అంటే ఎవరిని? నారాయణుని స్మరించాడు. అప్పుడు నారాయణుడు తన దివ్య తేజస్సును ఒకటి పంపించాడు బ్రహ్మలోకానికి. ఆ తేజస్సు ఒక ఋషి రూపం ధరించి వచ్చింది బ్రహ్మ వద్దకు. ఆ ఋషిని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపెట్టి ఈయనెవరు అంటున్నాడు. అప్పుడు నారాయణుడు చెప్పాడు, ఈయన నా తేజస్సంపన్నుడు, అపాంతర తముడు అని ఈయనకి పేరు. అప అంతర తముడు, ఎంత గొప్ప మాట చూడండి, లోపలి చీకట్టిని పోగొట్టువాడు, ఎంత బాగుంది పేరు. ఈ మహానుభావుడి నుంచి వేదమును స్వీకరిస్తాడు. ప్రతి ద్వాపరయుగ అంతంలో కలియుగ మానవులు అల్పప్రాణులైపోతారు, వాళ్ళని తరింపజేయడం కోసమని అనంత వేదరాశిని ఆ ద్వాపరములు యందు వచ్చి వ్యాప్తి చేస్తాడు. అపాంతరతముడే ఒక్కొక్క ద్వాపరంలో ఒక్కొక్క రూపంతో వస్తాడు అని చెప్పారు ఇక్కడ. ఆ అపాంతరతముడనబడే నారాయణ తేజస్సు ఇప్పుడు పరాశర మహర్షి ద్వారా కృష్ణ ద్వైపాయనుడిగా పుడుతున్నాడండి. ఆయనకి పేరు కృష్ణుడని పెట్టేట, నల్లగా ఉన్నాడు కనుక, ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు, ఇది ఆయన యొక్క పేరు. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. మరి వేదములను వ్యాసం చేశాడు కనుక వేదవ్యాసుడయ్యాడు. సమాతరం అనుజ్ఞాప్య వెంటనే తల్లికి దండం పెట్టేట వెళ్ళొస్తానన్నాడు. చూసారా, పుట్టిన వెంటనే తల్లికి దండం పెట్టి వెళుతున్నట్ట. ఎందుకంటే నేను తపోనిష్టలో ఉండాలి, ఎందుకు అవతరించాను చాలా చెయ్యాలి, అందుకు నేను బయలుదేరుతున్నాను అన్నాడు. వెంటనే ఆ తల్లి దుఃఖితురాలైంది. ఎంతైనా ఆ పుత్ర వాత్సల్యంతో అంటే, స్మృతోహం దర్శయిష్యామి కృత్యేష్వితి చ సోబ్రవీత్, నీకు అవసరమైనప్పుడు నన్ను స్మరించి నేను వస్తానని చెప్పాడండి. ఈ విధంగా వ్యాస భగవాన్ యొక్క దివ్య జననాన్ని మనం విన్నాం. ఇది శ్రవణ మాత్రం చేతనే మనల్ని అనుగ్రహిస్తున్నది. ఎందుకంటే వ్యాసోచ్చిష్టం జగత్సర్వం, సృష్టిలో ఎవడు మాట్లాడినా వ్యాసుడు ఎంగిలేట, ఏది కొత్త మాట్లాడలేదు, ఆయన చెప్పాల్సిందే. అందుకు భారతదేశం వ్యాసుని రుణం తీర్చుకోవడానికి ఎన్ని జన్మలెత్తాలో చూడండి. ఇక్కడ ఒంటి చేత్తో వేదాలనిట్టి వ్యాసం చేసిన మహానుభావుడు, మరొకవైపు బ్రహ్మసూత్రాలను రచించాడు, కొందరు అంగీకరించకపోవచ్చు కానీ వ్యాసుడు రచించాడు బాధరాయండి అని చాలామంది సంప్రదాయజ్ఞులు చెప్తారు. అలాగే 18 పురాణాలను అందించాడు, 18 ఉపపురాణాలను అందించాడు, మహాభారతాన్ని ఇచ్చాడు, భాగవతాన్ని ఇచ్చాడు. ఇది విడిచిపెడితే అసలు మనం ఉంటామా చెప్పండి ఇక్కడ. అందుకే వ్యాసుడు వాల్మీకి ఆ ఇద్దరు చాలు మనకి, వాళ్ళిద్దరే గురువులు. హిందూ మతానికి ప్రవక్తలు ఎవరూ లేరు, అతీంద్రియ దృష్టిలే ఋషుల జ్ఞానం పేరే హిందూ మతం. ఇదొకటి తెలుసుకుంటే చాలు. కానీ ఆ ఋషులిచ్చిన జ్ఞానాన్నంతటిని ఒకచోట చూపించిన వ్యాసుని మనం హిందూ మత ప్రవక్తగా అనుకుని నమస్కారం చేసుకోవచ్చు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే వ్యాసుడంటే ఎవరయ్యా? వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. అంతేకాదు మహాప్రభావ సంపన్నుడు, సామాన్యుడు కాడు. శాంతిపురంలో కనబడుతుంది అంశం. వ్యాసభగవానుడు ప్రతినిత్యం ధ్యానమాత్రం చేత శ్వేతద్వీప వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని ఆరాధన చేసి వస్తాడట. చెప్పండి, ఇక్కడ తపశ్శక్తి సంపన్నుడు. మొత్తం భారత యుద్ధమైన తర్వాత వాళ్ళందరినీ కూడా, పోయిన వాళ్ళు ఇంతమంది పోయారు, లక్షలాది మందిని, వాళ్ళందరూ ఎక్కడున్నారో చూపిస్తానని చెప్పి నీటిలో ముంచి చూపిస్తాడండి తపశ్శక్తి సంపన్నుడు. సామాన్యుడు కాడు, అంత ప్రభావశాలి వ్యాసదేవుడు. క్షణకాలంలో స్మరిస్తే చాలు, సాక్షాత్కరిస్తాడు, సందేహం లేదు. మరి స్మరించాంగా తప్పకుండా వ్యాసదేవుడు ఇక్కడ ఉంటాడు, మనల్ని అనుగ్రహిస్తాడు, నమస్కరించవలసింది. నేటికి వ్యాసుని అశ్వత్థామని చూసిన వాళ్ళు, వాళ్ళ అనుభవాలు రచించిన వాళ్ళ పుస్తకాలు కూడా మనకు ఉన్నాయండి. వ్యాసాయ విష్ణురూపాయ నమస్కరించుకోవాల్సింది. అలాంటి మహానుభావుడు అతడు రచించినటువంటి ఈ మహాభారతం, అతని జన్మ వృత్తాంతం చెప్పుకున్నాం. ఆయన స్వరూపం గురించి చెప్తూ ఎన్ని రకాల భావనలు మన ధ్యానం కోసం. ఆయన జడలు ఎలా ఉంటాయంటే అగ్నిశిఖల్లా ఉంటాయట. ఎందుకంటే తపస్తేజం ఎంత గొప్పగా ఉన్నదంటే అగ్నిశిఖల్లా ఉంటాయటండి జడలు. మామూలు కాదు, అంటే కెంపు రంగుని చెప్పడం కాదు. జటాశ్చ చేదసా తస్య వైశ్వానర శిఖోపమాహ అన్నారు ఇక్కడ. పైగా తపస్సు చేస్తున్నప్పుడు కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేసేట. అందుకే ద్వాపర యుగంలో వ్యాసుడు పుట్టాడని చెప్పడానికి లేదు. ఈ ద్వాపర యుగంలో మనకు వ్యాసం చేశాడు, కానీ ఆయన జన్మించేటప్పుడైన దానికి మనం తేదీలు నిర్ణయించలేము. వేల వేల ఏళ్ళు ఆయన తపస్సు చేశాడు మహానుభావుడు. సామాన్యుడు కాడు, అంత తపశ్శక్తి సంపన్నుడు. ఆయన పరమేశ్వరుని అంటే శివుని ఉద్దేశించి మహాతపస్సు చేసినట్లుగా మనకి శాంతిపర్వం వర్ణిస్తుంది. ఆ తపశ్శక్తికి ముల్లోకాలు కూడా అల్లల్లాడేట. అలాంటి తపశ్శక్తి, మహాకాంతితో ఉంటాడు. ఆయన దివ్యమైన స్వరూపాన్ని చూపిస్తూ ఉజ్జద్దివాకర రుక్పింగ జటాకలాపు అంటారు. ఎవరు? నన్నయ్య గారు. తిక్కన గారు అయితే వ్యాసుడిని ఒక అద్భుతమైన వర్ణన చేశారండి. ఎంత చక్కగా చూపిస్తుంటారో ఆయన. ఆ వ్యాసుడు ఎలా ఉన్నాడు అంటే ఆ దివ్యమైనటువంటి స్వరూపంతో పింగాంశు జటాచ్చటాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిశ్శంశయకారు ప్రాంశు పయోద నీలతను భాసితు ఉజ్వల దండధారు పింగాంశు జటాచ్చటాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిశ్శంశయకారు కృష్ణమృగ చర్మ కృతోత్తర కృత్యు భారతీ వంశ వివర్ధను త్రిదశ వందితు సత్యవతేయు గొల్చెదన్ అన్నారు తిక్కన గారు. ఎంత అందమైన పద్యం ఇచ్చారో. ప్రాంశుపయోద నీలతను భాసితు, పొడగరి అయినటువంటి దేహం నీలమేఘమవలే ప్రకాశిస్తుందట. ఉజ్వల దండధారు, దండాన్ని ధరించి ఉన్నాడు. పింగాంశు జటాచ్చటాభరణం, అగ్నిజ్వాలల వంటి జడలు ధరించి ఉన్నాడు వాడు. ఆయన ఆగమపుంజ పదార్థతత్వ నిస్సంశయకారు, శాస్త్రముల్లో కలిగే అన్ని సందేహాల్ని పటాపంచలు చేసేటువంటి వ్యాస భగవానుడు. కృష్ణ మృగ చర్మ కృతోత్తర కుర్చు, తపస్సు కనుగొనమైనటువంటి కృష్ణ మృగ చర్మాన్ని ధరించినటువంటి వాడై భారతీవంశ వివర్ధను, భారతీయ వంశాన్ని వృద్ధి చేసేడయ్యా అన్నాడు. భారతీయ వంశం చాలా చిత్రమైన మాట. అంటే భారతి అంటే సరస్వతి, సరస్వతి వంశం అంటే సరస్వతి విద్య యొక్క పరంపర అని అర్థం. ఇక్కడ వేదములు పురాణములు ఇతిహాసములు ఇవన్నీ భారతీయ వంశం, శారదమ్మ సంతానం ఇదంతా కూడా. ఆ శారదమ్మ సంతానాన్నంతటిని అందించిన వాడు మనకి ఈయన. అందుకే భారతీయ వంశ వివృద్ధన్, ఇదొక మాట. భరత వంశాన్ని విస్తరింపజేసిన వాడు మరొక అర్థం, రెండు చూపించాడు ఇక్కడ. అందుకే తిక్కన గారు అంత గొప్పగా వ్యాసుని సాక్షాత్కరింపజేసుకున్నాడు గనకనే ఆయన మన తెలుగువారికి లభించి భారతాన్ని అంత అద్భుతంగా అందించండి. కవిత్రయం భారతాన్ని ఎంత చక్కగా ఇచ్చారు మనకి ఇక్కడ. అలాంటి భవ్యమైనటువంటి మహానుభావుడు వ్యాసదేవుడు. అలాంటి వ్యాసదేవుడు ఈ భారతాన్ని నిస్తారయత లోకానాం స్వయం నారాయణ ప్రభు వ్యాసరూపేణ కృతవాన్ పురాణాన్ని మహాత్మహీతలే. లోకాన్ని తరింపజేయడానికే నారాయణ ప్రభువు యథాతథంగా దిగేట. అదే ఈ దివ్యమైనటువంటి వ్యాసరూపము అని. అందుకే మహాభారతంలో నారాయణ అవతారాలు చెప్పేటప్పుడు అటు సుఖయోగింద్రులు, ఇటు మహానుభావుడైనటువంటి సూత పౌరాణికులు కూడా 17వ అవతారంగా వ్యాస భగవాన్ అవతారాన్ని చూపిస్తున్నారు మనకి. అలాంటి వ్యాస భగవానుడు ఈ మహాభారతంలో మనువు మొదలుకుని వచ్చిన చరిత్రను చెప్తూ పురూరువుడు, ఆయువు, నహుషుడు, యయాతి ఇత్యాదులు. యయాతి చరిత్ర ఒక ప్రత్యేకమండి, చాలా విశేషం. అదొక్కటి ప్రత్యేక గ్రంథంగా చెప్పుకోవాల్సింది. భారతంలో ప్రత్యేకత ఏంటంటే భారతం ఒక గ్రంథం కాదు, అనేక గ్రంథాలకు ఆది గ్రంథం, మూల గ్రంథం. ఇది తెలుసుకోవాల్సింది. భారతం నుంచి ఎన్ని గ్రంథాలు పుట్టాయో తెలుసా? భారతాన్ని పట్టుకుని అందరు మహాకవులు చలామణైపోయారో. భారవైన ఒక ఆయన ఉన్నాడు, కిరాతార్జునీయుని రాసిపెట్టాడు, దానికి ఆధారం భారతం. మరి కాళిదాస్ చెప్పక్కర్లే, అభిజ్ఞాన సాగంత్రానికి ఆధారం భారతం. విశేషం మీరు పరిశీలించండి, ఏది కావాలని అక్కడే. యక్ష ప్రశ్నలు అదో గ్రంథం, భగవద్గీత విశేషం, మరొక ప్రత్యేక గ్రంథం. సనస్సుజాతి అని చెప్పనక్కర్లేదు. నహుష ప్రశ్నం అదొకటి. విదుర నీతి, ప్రపంచంలో గొప్ప గొప్ప అభ్యుదయ దేశాలు అనుకునే వాళ్ళకు కూడా లేనంత పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ విదుర నీతిలో ఉందండి. చెప్పండి, నిజమా అండి? పాఠాలు స్కూల్లో చదివించండి పిల్లల చేత. అలా చదివించరే, కువ్యాఖ్యానాలు చేయించేవి మాత్రం అందిస్తూ ఉంటారు. అసలు భారతాన్ని మత గ్రంథం అనుకోవడం పెద్ద పొరపాటు అండి. భారతం అంటే భారతదేశం యుగాల నుంచి సాధించిన జ్ఞానానికి అది ఆధారం. భారతం కాదంటే భారతదేశం లేదు, తెలుసుకోండి ఇక్కడ. అందుకే భారతీయులకి భారతదేశ ఔన్నత్యం తెలియాలి అంటే భారతం చదివించాలి. అది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. భారతంలో కథ ఉంది, కథే చెప్తాం, కాదనం. కానీ ఒక్కసారి ఒక కోణంతో కథలన్నీ పక్కకి తీసేసి భారతంలో ఆ కథల్లో పాత్రల సంభాషణల్లో వాటిల్లో వచ్చే ధర్మాలన్నీ ఒక దగ్గర పెడితే అది ఒక మరో భారతం అంటుంది. చిన్న విషయం కాదు. ఇలా భారతంలో పట్టుకుంటే ధర్మం, ముట్టుకుంటే ధర్మం, తడితే ధర్మం, తాకితే ధర్మం, అడుగడుగున ధర్మమే భారతంలో, మరుగడు కాదు ఇక్కడ. అలాంటి భారతం ఎన్ని గ్రంథాలకు పుట్టినల్లో, ఎన్ని మహోద్గ్రంథాలకు పుట్టినల్లో ఇక్కడ. అలాంటి భవ్యమైనటువంటి ఈ భారతంలో ఈ విషయములు చెప్తూ ఈ చక్రవర్తుల యొక్క చరిత్రని తెలియజేస్తూ దుష్యంతుని యొక్క వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ క్లుప్తంగా. దుష్యంతుడు మహానుభావుడు, క్రూర మృగముల బారి నుంచి ప్రజల్ని రక్షించడానికి వేటకు వెళ్ళినటువంటి వాడు. వేటలో అలసి మహర్షి కణ్వుని యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ కణ్వునిచే పెంచబడుతున్నటువంటి విశ్వామిత్ర మేనకల యొక్క పుత్రిక అయినటువంటి శకుంతలను చూశాడు. ఆమెను వివాహమాడాలని బుద్ధి పుట్టింది. కానీ క్షత్రియుణ్ణైన నేను అరణ్యవాసం చేస్తున్నటువంటి ఒక విప్రకన్యను మోహించడం ఏంటి, ఇది అధర్మము అనుకున్నాడు ఇక్కడ. ఎందుకంటే మహాత్ములకి అధర్మపు కోరిక కూడా పుట్టదటండి. ఇది గొప్ప విషయం. నాకు ఈ కోరిక పుట్టింది అంటే ఇలాంటి అధర్మపు కోరిక ఎక్కడో దోషం ఉండాలి. కానీ నా అంతఃకరణం చెప్తోంది, నిరంతరం ధర్మబద్ధంగా జీవించేవాడి అంతఃకరణమే వాడికి ప్రమాణం అండి. అంతఃకరణం చెప్తోంది నేను చేస్తున్న ధర్మమే అని. అందుకే ఈమె అసలు పుట్టుకేమిటో తెలుసుకోవాలని ప్రశ్నిస్తే అప్పుడు ఆమె తన వృత్తాంతాన్ని చెప్పింది. ఆమె క్షత్రియ కన్య అని తెలిసినది. అప్పుడు తన ధర్మబద్ధంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. ధర్మబద్ధంగా క్షత్రియులకు ఉచితమైనటువంటి గాంధర్వ పద్ధతిలో అక్కడ వివాహం జరిగినది. వివాహం జరిగిన తర్వాత ఆయన మళ్ళీ నేను నీకు తగినట్టు చారులను పంపి తీసుకువస్తానని వెళ్ళాడు ఆయన. తర్వాత కణ్వుడు వచ్చినప్పుడు శకుంతలు భయపడింది చెప్పడానికి. కణ్వుడు లేని సమయంలో జరిగింది ఈ ఘట్టం. కణ్వుడు వచ్చినప్పుడు భయపడిందిట. దివ్యదృష్టితో దర్శించారు. కణ్వుడు ఒకటే మాట అంటాడండి, నీ చేత తప్పు జరగలేదు అన్నాడు. ఇక్కడ ధర్మమే జరిగింది అన్నాడు. అయిపోయింది ఇక్కడ. మనం ఇప్పటి వాళ్ళని ఒప్పించడానికి దీని ముందు వెనక కథలు డ్రామా చాలా చేస్తాం. కానీ సూటిగా ధర్మం అక్కడ చెప్తున్నాడు కణ్వుడు, నీ చేత తప్పు జరగలేదు. నాకు తెలియకుండా జరగడమైన అయినప్పటికీ క్షత్రియులకు అది ఉచితమే గనక నీకు అది ఉచితమే అని చెప్పారు. తర్వాత ఆ ఆశ్రమంలోనే అద్భుతమైన శిశువు జన్మించాడు, సామాన్యుడు కాడు అని పుట్టినప్పుడే చెప్తాట ఇంద్రుడు అఖండ భూమండలానికి చక్రవర్తి అవుతాడని. ఇంకేమున్నది? పైగా ఆయన సింహాలతో ఆడుకుంటాడు పశువైశ్యులో, అందుకే సర్వధమనుడు అని పేరు పెట్టారు ఆయనకి. అయితే చారుల్ని పంపడం మీద ఆలస్యం చేశాడు ఆయన, రాలేదు. ఆఖరికి ఈయనే సాగనంపాడు తగినటువంటి ఋషులతో పాటు. శకుంతల బయలుదేరింది దుష్యంతుని యొక్క భవనానికి. సభలో ఉన్నాడు దుష్యంతుడు, మొత్తం మహామహా సామంతులు, మంత్రులు, పురోహితులు అందరూ ఉన్నారండి. రాజసభ అంటే సామాన్యమా? ఆ సభకి వెళ్ళింది ఈవిడ. ఎవరు నువ్వు అని అడిగాడు. నీ భార్యను మర్చిపోయేవా, వీడిని కొడుకు అన్నది. వెంటనే ఏమిటి నువ్వు చెప్తున్న అబద్ధాలు, నాకు నీ మొహమే తెలియదు అన్నాడు ఆయన. అప్పుడు ఈవిడ మాట్లాడుతున్నది అద్భుతమైన మాటలండి, ఇక్కడ చాలా విశేషమైనది. ఏకోహమస్మీతి చ మన్యసేత్వం నహృచ్ఛయం వేత్సి మునిం పురాణం యో వేదితా కర్మణ పాపకస్య తస్యాంతికేత్వం వృజినం కరోషి. ఎవ్వరూ లేని చోట పాపం చేశాను గనక, ఎవడు సాక్షి లేడు గనక ఎవడు చూడొచ్చాడు నువ్వు అంటున్నావు. అందుకే ఎవడూ లేడు కదా అని చెప్పి నేను చెయ్యలేదు, నేను జరగలేదు అని నువ్వు అనడానికి తగదు. ఎందుకంటే ఎవడూ చూడట్లేదు అనుకోకు, హృదయంలో ఉన్న అంతర్యామి చూస్తూ ఉంటాడు. ఈ మాట ఆనాడు శకుంతలు చెప్పిన మాట ప్రతివాడు నిరంతరం గుర్తు తెచ్చుకుంటే ఎవడూ పాపం చేయడండి. అందుకే భారతంలో ఒక్క మాట మనం మనల్ని వెంటాడుతూ ఉన్నా చాలు, టేక్ హోమ్ మెసేజ్ కింద ఏం తీసుకెళ్తే తీసుకెళ్ళండి, ఇవాళకి ఇది తీసుకెళ్ళినా చాలు. ఏమిటి? లోపల ఉన్న అంతర్యామి ఉన్నాడు వాడు గమనిస్తాడు. అంతర్యామే కాదు, నువ్వు నేను చెప్తున్న కొందరున్నారు, వాళ్ళు చూడకుండా నువ్వు ఏ పని చేయలేవు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఆదిత్య చంద్రవు, ఆదిత్య చంద్రవు సూర్యచంద్రులు, అనిలా నలౌచ వాయువు అగ్ని, ఆకాశము భూమి జలము హృదయము యముడు, అహశ్చ రాత్రిశ్చ పగలు రాత్రి ఉభేచ సంధ్యే రెండు సంధ్యలు ధర్మము, ఇది జానాతి నరస్య వృత్తం. ప్రతివాడు ఏం చేస్తున్నాడని చూడడానికి వీళ్ళు ఉన్నట్టండి. వీళ్ళ కన్ను ఎవరైనా కప్పగలరా? సూర్యుడు చంద్రుడు కనపడకుండా తలుపేసుకున్నానండి అని వాయువు వాడు ఉన్నాడు. అగ్ని, భూమి, ఆకాశం ఎక్కడుంటారు చెప్పండి. ఇక్కడ ఆఖరి హృదయం అదొకటి ఉన్నది ఇక్కడ దాంట్లో కూడా. కనుకనే నరస్య వృత్తం, వాడు చేస్తున్న ప్రతి ప్రవర్తనకి కర్మసాక్షులు వీరు. ఏం చెప్తావు ఇప్పుడు? మన్యతే పాతకం కృత్వా నకశ్చిత్ వ్యక్తి మామితి విదంతి చైనం దేవాశ్చ యశ్చైవాంతర పురుష. పాతకం చేసో పుణ్యం చేసో ఎవడికి తెలియదు అనుకోవడం కంటే మూర్ఖత్వం అనొకటి లేదయ్యా. సర్వవ్యాపకుడైన పరమాత్మ, అంతర్యామిగా ఉన్న పరమాత్మకు తెలుస్తుంది, విదంతి చైనం దేవాశ్చ దేవతలకు తెలుస్తుంది అని చెప్పగానే ఎంత భయంకరంగా మాట్లాడతాడంటే, నీ పుట్టుక గురించి నువ్వు ఇప్పుడు చెప్పు, మేనక కూతునని, మేనక స్వర్వేశ్య, ఆ లక్షణాలు నీకు వచ్చినట్టున్నాయి, అందుకు ఇలా మాట్లాడే అన్నాడు. ఎంత కఠినంగా మాట్లాడే చూడండి. పైగా విశ్వామిత్రుడు అతడు చపలుడు, ఇలాగ ఎప్పుడైతే తల్లిని తండ్రిని కూడా అన్నాడో ఆ తల్లి మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుందో చూడండి. ఇక్కడ ఎవరు లేరని చెప్పి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నా స్థితి గురించి చెప్తున్నాను, నా స్థితికి నీ స్థితికి ఉన్న తేడా తెలుసుకో. క్షితా వటసి రాజేంద్ర అంతరిక్షే చరామ్యహం. మేనకంటే ఎవరనుకున్నావు, సర్వదేవతల చేత నమస్కరింపబడేటువంటి తల్లి ఆమె. నేను అంతరిక్షంలో చరించగలను, నువ్వు భూమి మీద మాత్రమే నడవగలవు, ఇది నీకు నాకు ఉన్న తేడా అనేది. ఆవయోరంతరం పశ్య మేరు సర్షపయోరివ, మేరు పర్వతానికి ఆవగింజక ఎంత తేడా ఉన్నదో నీ నాకు నీకు కూడా అంత తేడా ఉన్నదని చూడండి ఎలా మాట్లాడుతుంది. ఇంత మాటకు పాతిపెచ్చిన దెబ్బ తినదని అనక్కర్లేదండి. సత్యం చెప్పడానికి ఏం మొహమాట పడక్కర్లేదు. ఇక్కడ అంత గట్టిగా మాట్లాడింది. పైగా ఇతడు నీ కొడుకు, నీ కొడుకును నువ్వు స్వీకరించకపోతే అంతకంటే పాపం మరకట్లేదు. భార్య అంటే ఏమనుకున్నావు చూడండి. పూర్వకాలంలో భార్య అంటే ఏమిటో తెలిస్తే ప్రస్తుతం మనం అనుకుంటున్న భార్యాభర్త వ్యవస్థ భారత రామాయణ కాలంలో ఎలా ఉన్నదో మరింక గొప్ప అర్థమవుతుంది. భార్యకు ఒక పేరు జాయ. ఎందుకు ఆ పేరు వచ్చిందయ్యా అంటే, తానే తన భార్య ద్వారా కలుగుతాట, అందుకు జాయ అన్నాడు. ఇక్కడ తానే తన భార్య ద్వారా సంతానంగా పుడతాట, అందుకే భార్య ఆ పురుషుడికి మరొక తల్లి అన్నాడు. ఇక్కడ తల్లిలా చూడాలయ్యా అని ఎంత గొప్ప మాట చెప్పిందండి. భారతం ఎంత విశేషమైన అంశం చెప్పింది, ఇలా గౌరవించాలి అని చెప్తూ, పైగా అసత్యం ఒక్కటి ఆడితే చాలు, చేసిన తపస్సంతా నశిస్తుంది సుమా. నాస్తి సత్య సమో ధర్మ నసత్యాద్ విద్యతే పరం నహి తీవ్రతరం కించిద్ అనృతాదిహ విద్యతే. అసత్యం కంటే మహాపాపం మరకట్లేదు, ఇంత గట్టిగా చెప్పింది. చెప్పి నీ పుత్రుడిని నీకు తీసుకొచ్చా, నీకు అప్పజెప్దామని, దాని ద్వారా నువ్వు నీ వంశం నిలబడుతుంది. అంతేగాని నా పుత్రుడికి గతేమవుతుందని భయం నాకేమీ లేదు, ఇంద్రుడే చెప్పాడు ఇతర అఖండ భూమండలానికి చక్రవర్తి అవుతాడని. నువ్వు కాదన్నా ఇతర చక్రవర్తి అవుతాడు, నేను ఇంక వెళ్ళొస్తానని బయలుదేరిపోయిందిటండి. అప్పుడు ఆకాశవాణి చెప్తున్నది, దుష్యంత ఈమె నీ భార్య, నువ్వు ధర్మబద్ధంగా స్వీకరించినది, ఇతడు నీ పుత్రుడు అని చెప్పిన తర్వాత దుష్యంతుడు హఠాత్తుగా వెళ్ళ పుత్రుడిని ఆలింగనం చేసుకున్నాడండి. ఇక్కడ గమనించవలసింది, వెంటనే దుష్యంతుడికి ఏదో శాపం ఉంది అందువల్ల మర్చిపోయాడు, ఈ కథలేవి భారతంలో లేవండి. దుష్యంతుడు అయితే అటువంటిప్పుడు మర్చిపోయాడు అనుకుంటే దుష్యంతుడు తప్పులేదు కదా. ఇప్పుడు మీరు మర్చిపోలేదని చెప్తున్నారు కనుక దుష్యంతుడు తప్పని అందాం అంటే మనకు తప్పుట. ఎందుకంటే దుష్యంతుడు కేవలం ఒక శకుంతలకు భర్త మాత్రమే కాదు, ఒక చక్రవర్తి, ఒక రాజు. మర్చిపోవద్దు, రాజధర్మం ఒకటి ఉన్నది. ఈమె ఎక్కడికి వచ్చింది? నిండు సభకు వచ్చింది. నిండు సభకు వచ్చినటువంటి ఆమె ఇతడిని పుత్రుడు అనగానే అవునా సరే కానీ అని పుచ్చుకుంటే ఆ సభలో ఏమవుతుంది? ఆమె చాలా సౌందర్యవతిగా కనబడింది గనక, పిల్లవాడు చక్కగా ఉన్నాడు గనక రాజుగారు కామాసక్తుడై పుచ్చుకున్నారు అంటారు. అందుకు సత్యం తేలే వరకు, ఎందుకంటే తాను పంపిస్తాడు చారుని ఆలస్యమైంది అది వేరే విషయం, కానీ ఆవిడంతా ఆవిడ వచ్చినప్పుడు అది ఎలా రుజువవుతున్నది? అందుకు అహం చాప్యేవమేవైనం జానామి స్వయమాత్మజం, ఇతడు నా పుత్రుడని నా అంతఃకరణానికి తెలుసు, కానీ యద్యహం వచనాదస్యా గృహీయామి మమాత్మజం భవేద్ది సంఖ్యో లోకస్య నైవశుద్ధో భవేదయం. నేను గాని ఈమె మాట విని స్వీకరించానా లోకం నన్ను నమ్మదు, పైగా ఈ పిల్లవాడి విషయంలో ఎప్పుడూ సందేహంతో చూస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు సత్యం రుజువయ్యేటట్టు రుజువు కనబడుతుందా అని నేను ఎదురు చూస్తున్నాను ఎంతసేపు, ఏ విధంగా రుజువు చేయాలన్న ఆలోచనలో ఉన్నది. కేవలం ఒక మాట మాత్రమే చేత కాదు, ఇప్పుడు నా అదృష్టము దేవవాణి అయిన ఆకాశవాణి ఇంతమంది వింటూ ఉండగా రుజువు చేసింది కనుక నా పుత్రుడితడు నా భార్య ఏమని ఆనందంగా చెప్తున్నాను అన్నాడండి ఇక్కడ మహానుభావుడు. ఇప్పుడు చెప్పండి దుష్యంతుడు అంటే ఏమిటో. ఆ ధర్మనిష్ట సత్యనిష్ట, రాజు ధర్మంగా ప్రవర్తించడమే కాదు ధర్మంగా కనబడాలి కూడా, ఇది చాలా ప్రధానమైన అంశం. లోకం వెనకాల చెవులు కొరుక్కునే అవకాశం ఇవ్వకూడదు రాజు. స్వచ్ఛంగా స్పష్టంగా ట్రాన్స్పరెన్సీ అంటారే అది ఉండాలండి. అది భారతదేశం రాజుల కుటుంబ జీవితం కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పింది. ఇది ఆలోచించింది ఇక్కడ. అంతేగాని వాడు మంచి పాలకుడే కానీ వాడి వ్యక్తిగత జీవితం నుంచి మనకెందుకులేండి అనుకోవడం కాదు. స్వచ్ఛమైన వ్యక్తిత్వం లేనివాడు స్వచ్ఛమైన పాలన ఇవ్వలేడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. వాడి కుటుంబం వాడి ధర్మం వాడుకుంటేనే లోకానికి చెప్పగలడు. అది అందుక ధర్మమైనటువంటి అంశము ఎప్పుడైతే రాజు యొక్క అంతఃకరణం అంత శుద్ధంగా ఉన్నదో, ఇక్కడ ఒక మహాపతివ్రత అవమానింపబడుతున్న సన్నివేశం వచ్చిందో, అప్పుడు దేవతలు కలగజేసుకుని ఆకాశవాణి చెప్పారండి. ఇది తెలుసుకోండి ఇక్కడ. కృతో లోక పరోక్షేయం సంబంధో వై త్వయా సహ మన్యతే చైన లోకస్తే స్త్రీభావాన్మయి సంగతం. నీకు నాకు జరిగిన సంబంధము పరోక్షముగా జరిగింది లోకమునకు. వాళ్ళకిప్పుడు నేను చెప్తే కేవలం నేను కాముకుండను భావిస్తారు సుమా. నీకు గౌరవం, నీ పుత్రుడికి గౌరవం కలగడం కోసమై నేను అలా మాట్లాడానే తప్ప అవమానించడానికి మాట్లాడలేదు. ఏమైనా మహాపతివ్రతమైన నీ మనస్సు నొప్పించినందు క్షమించు అన్నాడండి మహానుభావుడు చూడండి ఇక్కడ. ఆడ తర్వాత దుష్యంతుణ్ణి శకుంతుణ్ణి దేవతలు ఆశీర్వదించారు. ఈ విధంగా భరతుడు ఉత్పన్నమయ్యాడు. ఈయన పేరు మీదనే భరతవంశమైంది మహానుభావుడు. కొంతమంది అయితే ఈ భరతుడి వల్లనే భారతదేశానికి ఆ పేరు వచ్చింది అన్నారు. మరి భరతుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చెప్పచ్చు కదా. ఆయన ఉంటే కదా మనకు వచ్చింది. కాదయ్యా, అంతకుముందు జడభరతుడు ఒక ఆయన ఉన్నాడు. అంటే భరతులు ఇంతమంది ఉన్నారా? ఉన్నారు. జడభరతుడు ఎప్పుడూ ఉన్నాడు. తర్వాత రాముని తమ్ముడు వచ్చాడు. ఇప్పుడు ఈయన అంటే భరతుడి పేరు పెట్టుకోవడం కూడా ఒక అలవాటే అనమాట దేశానికి. భరత అంటే యజ్ఞాగ్ని, ఇది అర్థం. ఇది అందుకు భరతవర్షము. ఎందుకంటే వేదంలో భరత అని అగ్నిని సంబోధించిన మంత్రం కనబడుతూ ఉంటుంది ఇక్కడ. అందుకు యజ్ఞాగ్నికి పేరు భరతుడు. ఆ పేరు ఈయనకి పెట్టుకున్నారు అనుకోవాలి. లేదా మొత్తం భారతదేశానికి కూడా ఈ మహాత్ముడైన భరత చక్రవర్తిని మనం ప్రధానంగా భావించవచ్చు. తప్పేమీ లేదు ఇక్కడ. అలాంటి భరతుని యొక్క చరిత్ర వింటే చాలు మనం ధన్యమవుతున్నాం అని చెప్పారు. అలాంటి భరతుడు, ఆ భరతుని యొక్క పుత్రుడు భుమన్యువు అనేటువంటి వాడు. అతను తర్వాత చక్రవర్తిగా అయ్యాడు. భుమన్యువు తనయుడు సుహోత్రుడు, సుహోత్రుడు తనయుడు హస్తి, హస్తి తనయుడు వికంఠనుడు, వికుంఠనుడు. ఈ హస్తి కాలంలోనే నిర్మించబడింది నగరం. దాని పేరు హస్తిన నగరము. ఇది హస్తి నిర్మించాడు కనుక హస్తిన నగరం. అటు తర్వాత వచ్చినవాడు అజమీఢుడు అనేటువంటి రాజు. ఆయన పుత్రులు సంవరుణుడు అనేటువంటి వాడు. ఈ చక్రవర్తులందరూ చాలా నామస్మరణ మాత్రం చేతనే ధన్యమవుతాంట. ఈ సంవరుణుడు ఎంత గొప్పవాడంటే సూర్యపుత్రికైన తపతికి భర్త ఇతడు. వీరు ఉభయులకి కలిగినటువంటి ఒక మహాచక్రవర్తి కురు అనబడేవాడు. అతడే కురురాజు. ఇక్కడి నుంచి కురువంశము కౌరవులు అని పేరు వచ్చింది. ఇది తెలుసుకోవాల్సింది. కౌరవులు అన్నప్పుడు నిజానికి వీళ్ళు పాండవులను కూడా అలాగే అనాలండి. ఇద్దరు కూడా మనం ఏదో భేదం చూపించడం కోసం అంటాం కానీ కురురాజు మూల పురుషుడు. ఆ కురురాజు తర్వాత తరంలో ఏడవ తరం వాడు ప్రతీపుడు అనేవాడే మహారాజు. కురురాజు నుంచి క్రమంగా అంటే అప్పటికి ఎందరో చక్రవర్తులు అయ్యారు. మనం ప్రధానమైన వాళ్ళని చెప్పుకుంటున్నాం. ప్రతీపుడు అనేవాడేటువంటి రాజర్షి. ఇతడు సామాన్యుడు కాడు, మహాతపస్వి, ఏకపత్ని వృతుడు. అలాంటి ఒక మహాతపస్వి. ఆయన గంగా తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ గంగలోంచి ఒక స్త్రీ వచ్చిందిటండి, మహాతేజస్విని. ఈయన తపోనిష్టిలో ఉన్నాడు. వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చుందిట, ఒళ్ళో కూర్చుని భుజం మించి చేయి వేసింది. ఒక్కసారి కళ్ళు తెరిచాడు, చూశాడు. మహాతేజస్సుని సామాన్యురాలు కాదు, మందహాసం చేసింది. నువ్వంటే మరులుగొని వచ్చాను, నన్ను చేపట్టు అన్నది. ఎవరమ్మా నువ్వు అంటే నేను గంగాదేవిని అని చెప్పింది. ఇక్కడ గంగాదేవి అంటే మందహాసం చేసి, నువ్వు ఎక్కడ కూర్చున్నావు తెలుసా, నా కుడి తొడ మీద కూర్చున్నావు. పురుషుడు కుడి తొడ మీద కూర్చోవడం పుత్రికకి మాత్రమే అవుతుంది. నువ్వు కుడి తొడ మీద కూర్చుని నన్ను కోరుకోవడం అనేది సమంజసం కాదు. అయితే నీ సంకల్పం నాకు తెలుసు, నా తర్వాత సంతానం కలుగుతుంది, అతడికి నువ్వు భార్యవు. అంటే అప్పుడు నువ్వు కోడలు అవుతావు, కోడలు కూతురితో సమానం, ఇది సరిపోతుంది అని అంటే, అది నీ చేత అనిపించడానికే నేను నీ దగ్గరకు వచ్చానుందండి. దీన్ని బట్టి ఆవిడ ప్లానింగ్ ఎంత గొప్పది. ఆవిడకి తెలియదు ఏంటంటే ఎక్కడ కూర్చోవాలో, ఎడంతో ఎడంతోడో కుడితోడో తెలియదు ఆయన చేత ముందు. ఎందుకంటే తండ్రి మాట కట్టుబడతాడు ఎవడైనా కనుక. నీకు పుట్టబోయే వాడికి నువ్వు చెప్పి ముందే ఏమనంటే, నేను వాడిని చేపట్టాక నేనేం చేసినా వాడు నన్ను ఏమీ అనకూడదు, అడ్డగించకూడదు అని చెప్తే సరేనమ్మా అన్నాడు. ఆయన తపస్సులో కూర్చున్నాడు, శాంత స్థితిలో ఆయన తపస్సులో ఉన్నాడు. ఆయన భార్య ఆయన సేవించుకుంటోంది, వాళ్ళకి కలిగిన సంతానం. అలాంటి శాంత స్థితిలో ఉన్నటువంటి ప్రతీపుడి కుమారుడుగా కలిగాడు గనక శాంతనుడు. ఇతనే శంతను చక్రవర్తి అయ్యాడు. సామాన్యం కాదండి అలాంటి పుట్టుక శంతను చక్రవర్తి. మనం కేవలం ఒక్క కథాభాగం తీసుకుంటాం, ఆయన గంగని పెళ్ళాడా, సత్యవతిని పెళ్ళాడా, పిచ్చి. ఆ వేట వెనకాల విషయంలో వాడు చక్రవర్తులు, వాడి దివ్య చరిత్రలు, వాళ్ళ పవిత్ర చరిత్రలు, మొత్తం జీవితంలో మచ్చలేని చరిత్రలు కలిగిన మహాత్ములండి వారు. సామాన్యులు కాదు. వాళ్ళని మనం కాముక వికారాలు ఉన్న సామాన్యుల వల్ల చూడడం మొదటి దోషం. చూడండి ఇక్కడ శంతన చక్రవర్తి స్మరణ చమత్రం చేతనే మనల్ని పవిత్రం చేయగలడు, అంత సామాన్యుడు కాడు. పైగా దేవతల యొక్క అనుగ్రహం కలిగిన వాడు, దేవతలకు సహాయం చేయగలిగిన తపశ్శక్తి సంపన్నుడు, సామాన్యుడు కాడు ఇతను. అలాంటి శంతన చక్రవర్తి యొక్క సంతానంగా పుట్టాలని ఆయన ఎంచుకున్నారట. ఎందుకంటే మా బతుకులు ధన్యమవ్వాలంటే ఆయనలో బీజాలుగా ప్రవేశించి మేము బయటకు రావాలని ఎంచుకున్నారు అష్టవశువులు. మర్చిపోరాలి, ఈ అష్టవశువులు చరిత్ర, శంతను చక్రవర్తి చరిత్ర, రెండిటికి పూర్వచరిత్రలు ఉన్నాయి. వెతికితే మనకు కూడా అన్ని చరిత్రలు ఉంటాయండి, మనం వెతకం కనుక బాధలేదు. ఈ జన్మ ఆ జన్మ వెతికితే మన బతుకే మహాభారతం, సామాన్యం కాదు ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఏంటండి వాడు వెనక జన్మ వెనక జన్మల కన్ఫ్యూజన్ అంటే అంత కన్ఫ్యూజన్ మన బతుకుంటుంది. అందుకే గద్దెములు గుర్తుపెట్టలేదు భగవంతుడు, పెట్టుంటే మన బోల్డ్ంత కన్ఫ్యూజన్తో బతుకుతూ ఉంటాం. రోడ్డు మీద వెళ్తుంటే కుక్క కూడా బాబాయిని పలకరిస్తుంది, గద్దెములు ఏం ముందో తెలియదు మనకి. అందుకే తెలియకపోవడమే చాలా మంచిది, ఇక్కడ తెలిస్తే చాలా ప్రమాదాలండి, తట్టుకోవడం మహాకష్టం. ఏ బంధువు ఎవరో తెలియదు, అందుకే తెలియకపోవడం చాలా మంచిది. కానీ తెలియకపోవడమే తెలుగు అనుకోవచ్చు, ఇది తెలుసుకోండి. ఇక్కడ వెనకాల ఎన్నో ఉంటాయి కథలు. మహాభీషుడనే చక్రవర్తి సామాన్యుడు కాడు, మహాతపశ్శక్తి సంపన్నుడు. ప్రతి దాని వెనకాల కారణాలు ఉంటాయండి తెలుసుకోండి. మన దృష్టిలో ఒక మహాత్ముడు చిన్న తప్పు చేసినట్టు కనిపిస్తుంది, కానీ దానివల్ల జరగవలసిన ఒక మహోపకారం ఉంటుంది. అందుకు వాళ్ళని అవి దోషాలు అనడానికి లేదు. అందుకే మహాత్ముని దగ్గర దోషమన వద్దయ్యా అనే విషయాన్ని సుఖమహర్షి భాగవతంలో చెప్పిందని తలంచుకోవాలి. ఈ మహాభీషుడు బహు యజ్ఞముల చేత, తపస్సుల చేత ఇంద్రలోకవాసి అయ్యాడు, సామాన్యం కాదు, ఇంద్రలోకంలో ఉంటున్నాడు ఆయన. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఒకసారి వెళ్ళినప్పుడు ఆయనే వెళ్ళాడు వాళ్ళతో పాటు. ఆ వెళ్ళినప్పుడు గంగాదేవి దివ్యమూర్తి ధరించి బ్రహ్మకి నమస్కారం చేసుకోవడానికి వచ్చింది. ఆ వచ్చినప్పుడు అక్కడ వాయువుకి ఆమె వస్త్రము చెదిరితే మర్యాదను అనుసరించి మొత్తం దేవతలు తలదించేశారట అండి. ఇది సంస్కారం, తలదించేశారు అంతే. స్త్రీ వస్త్రము చెదరగానే తలదించేశారు. ఒక్క ఈ మహాభీషుడు మాత్రం చూస్తూ కూర్చున్నట్ట. ఇది బ్రహ్మలోకంలో ఇలాంటి ప్రవర్తన తగదునైనా, అసలు దివ్యలోకంలో కూడా ఇలాంటి ప్రవర్తన తగదు. ఎందుకంటే ఎన్ని లోకాలకు వెళ్ళినా ఏవో కొన్ని వాసనలు ప్రేమలు మిగులుంటాయి, అప్పుడు మళ్ళీ కిందకి దిగాల్సిందే. ఈ కథల ద్వారా ఏం చెప్తున్నారంటే, వసువులైనా దివ్య లోకాలకు వెళ్ళిన వాళ్ళైనా మళ్ళీ కిందకు వస్తున్నారంటే గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఈ లోకాలు పొందడం పరమార్థం కాదయ్యా, దానికంటే పరమార్థమైంది మరొకటి ఉంది అని చెప్పడం. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావృత్తినోర్జున, ఇది కూడా గ్రహించాలండి. బ్రహ్మసూత్ర భాష్యం రాస్తూ రకరకాల లోకాల వర్ణన ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు ఎందుకయ్యే ఈ లోకాలన్నీ వర్ణించాడు బాదరాయణ అంటే ఒక్క మాటతో పక్కకి తీశారండి శంకరులు, వైరాగ్యం కలగడం కోసం ఉన్నారు ఒకటే మాట. ఎన్ని ఏ లోక సుఖాలైనా అల్పకాలములే, క్షీణే పుణ్యే మర్త్యలోకం విషయం తెలుసుకోవడానికి ఇక్కడ మహానుభావుల చరిత్ర కూడా అదే చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే మహాభిషువైనా నువ్వు మళ్ళీ భూమి మీదకి వెళ్ళాలయ్యా తప్పదన్నాడు. ఈ సంస్కారం అది ఇక్కడ ఇప్పుడు వచ్చిందిగా, అది తీరిపోవాలి, వాసనాప్రాయంగా వచ్చింది తీర్చవలసిందే. అందుకు నువ్వు మళ్ళీ పుట్టాలి అని చెప్పాడు. అలాంటి దివ్యమూర్తి అయినటువంటి మహాభీషుడు శంతనుడిగా పుట్టాడు, ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇంకా ఆ గంగ ఉన్నది, దాని చూపు యొక్క ఫలితం అక్కడ జరగవలసిందే. అటువంటి ఆ గంగాదేవి వద్దకు వసువులు 8 మంది వచ్చారండి సామాన్యులు కారు. వీళ్ళు 8 మంది పేర్లు వింటే ధన్యులం, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే గుర్తుపెట్టుకోము అని మాత్రం కంకణం కట్టుకోకండి, గుర్తుంటే ఉండనివ్వండి. ధరుడు, ఆహుడు, ప్రత్యూషుడు, ద్యువు, అనిలుడు, ప్రభాసుడు, సోముడు, అనలుడు అనబడేటువంటి వాళ్ళు వీళ్ళు ప్రధానంగా 8 మంది చెప్పబడుతున్నారు. వీళ్ళు ధరుడు, ద్యువు ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ అష్టవశువులు వీళ్ళు. ఈ అష్టవశువుల్లో ఈ ద్యువు అనేటువంటి ఆయన భార్య భూలోకంలో ఉన్న ఒక చక్రవర్తి కూతురికి స్నేహితురాలట, జితవతి అని ఆవిడ పేరు. వశిష్ఠ మహర్షి దగ్గర కామధేను సంతానం ఒకటి ఉన్నది, ఆ క్షీరంగాన్ని తాగితే వాళ్ళు జితే వాళ్ళకి యవ్వనము లభించి ఆయుష్ పెరుగుతుందట. ఈమెకి అక్కర్లేదండి, తన స్నేహితురాలికి కావాలి జితవతికి, అది కావాలి కనుక ఆ ఆవును తీసుకొస్తారని ప్రేరేపించింది ఈవిడ. ఈ ద్యువు తనతో ఉన్నటువంటి 7 వసువులతో కలిసి ఆ ముచ్చట తీర్చడానికి వెళ్ళి వశిష్ఠుని ధేనువుని అపహరించారు. ఇదేం పోయింది అయ్యా బుద్ధి, మీరు అంత వసువులు పుట్టు కూడా ధేనువుని అపహరిస్తారా, మళ్ళీ భూలోక బుద్ధిలో వచ్చే పడిపోయిన భూలోకంలో అన్నారు. ఇక్కడ ఆ దోషం చేత మీరు పుట్టాలి. శాపాలంటే ఊరికినే కాదండి, సంస్కారానికి తగ్గ గతులు అది చెప్తున్నారు ఇక్కడ. గోవుని ఇక్కడ అపహరించారు కనుక మీరు భూమి ఎందు పుట్టక తప్పదు అన్నారు ఇక్కడ. అంటే సామాన్యం కాదు, జననీ జఠరంలో పడ్డం అంటేనే అనేక పాపాలండి ఒకటి కాదు ఇక్కడ, జఠరశయనం. అందుకే ఒక జన్మ మీరు పొందాలి అంతే. అనగానే అమ్మో జననీ గర్భంలోకి ప్రవేశించే యాతన చూసారా, ఒక్కడు తప్పుకి సాయం చేస్తే అందరూ అనుభవించాల్సి వస్తుంది ఇక్కడ. వాడి తప్పుకి ఇంకోళ్ళు ప్రేరణ వెతుకుతూ ఉంటే ఎన్ని ఉన్నాయో మొత్తానికి. అష్టవశువులు పుట్టాలి, ఆ జన్మ పూర్తి చేసుకోవాలి. అందరికైనా ఏమైనా అనుభవించవలసిందంటే తొందరగా అనుభవించేసి వెళ్ళిపోవడం ఉత్తమ గతికి అనిపిస్తుందిగా. వసువులు వెతుకుతున్నారు ఎక్కడ పుట్టాలి, మళ్ళీ ఏ మాతృగర్భంలోనూ పడి ఆ వేదన పడ్డం అబ్బా, కనుక మంచి మాతృమూర్తిని ఎంచుకుందామని వెతుకుతున్నారటండి. అప్పుడు గంగమ్మ కనబడింది. తల్లి, నీ గర్భంలో మమ్మల్ని ధరించి తల్లి, కానీ భూమి మీద మేము ఎక్కువ కాలం ఉండలేము, కాబట్టి నువ్వు మమ్మల్ని వెంటనే పుట్టిన వెంటనే నీటిలో కలిపేయి అని అంటే, పైగా నీకు చిన్న కోరిక, మాకు మహాభీషుడు వృత్తాంతం అంతా తెలిసింది, శంతను చక్రవర్తి దివ్య పురుషుడు, ఆయనలో ప్రవేశించి తత్తేజము నీ గర్భంలోకి వస్తే అటువంటి వానియందు వాడొక్కడే మా తేజస్సును భరించగలడు. ఎందుకంటే పశువుల తేజస్సును భరించడం అంటే సామాన్యం కాదు, అది భరించగలడానికి శంతను చక్రవర్తి యోగ్యుడు, గర్భంలో భరించడానికి నువ్వు యోగ్యురాలి, ఇంకే మానవకాంతకి అది జరగదు. అందుకు మమ్మల్ని నువ్వు భరించి పుట్టిన వెంటనే తీసుకొచ్చి నీటిలో కలిపేస్తూ ఉండి తల్లి అంటే, ఆ మొక్క మాటనది, అందరినీ కల్పిస్తే నాకంటూ మాతృత్వ మాధుర్యం అనుభవించడానికి ఒకడైనా ఉండాలి కదా. అప్పుడు వీడిని చూపించట్టు, వీడున్నాడే, వీడి వల్ల మేము అందరం వచ్చాం. ఇతర పేరు ద్యువు, ద్యువు ద్యోవసువు అనచ్చితన్ని ద్యువు. ఇతడు ప్రధానంగా ఉంటాడమ్మా, మేమందరం కూడా ఉండలేం కనుక మమ్మల్ని ఎప్పటికప్పుడు ఇచ్చేయి, ఆఖరికి ఈయన వస్తాడు, ఈయన్ను పెంచుకో. అంతేకాదు ఈయనలో కూడా 8వ భాగం ఉంటుంది, మేమందరం మా యొక్క తేజస్సులో 8వ భాగంలో ఈయనలో ప్రవేశింపజేస్తాం, కనుకనే చివరికి మిగిలిన వాళ్ళు అష్టవసువుల యొక్క తేజస్సు కలిసి ఉందిరండి, ఇది గొప్ప విషయం. అతడు ఉంటాడు, అతను నువ్వు పెంచుకో అమ్మా, మేము మాత్రం పుట్టిన వెంటనే మానవ దేహాలు విడిచిపెట్టాలి అని చెప్పినది. ఈ లోపల తర్వాత మన శంతన చక్రవర్తి వృత్తాంతానికి వచ్చేటప్పటికల్లా ఆయన గంగాదేవిని చూడడం, స్వీకరించడం, ఆయన కనబడేటట్టు రూపం ధరించింది ఆ తల్లి. ఇక్కడ మళ్ళీ శివపత్ని కదా గంగాదేవి, ఇక్కడేమిటి ఇది చూడడం కాదండి, దేవతగా ఆమె శివపత్నే, జలదేవతగా ఇక్కడొచ్చినప్పుడు వసువుల తేజస్సును భరించడానికే ఆవిడొచ్చినది తీసుకోవాల్సింది ఇక్కడ. అంతేగాని కేవలం స్త్రీ పురుష సంబంధాల కింద చూడడానికి లేవు, వాళ్ళ పుట్టుకలే వేరు. మొత్తానికి శంతన చక్రవర్తిలో ఉన్నటువంటి వసుతేజము ఏడాదికి ఒకటి చొప్పున ప్రవేశిస్తూ ఉంటే ఒక్కొక్కటి పుట్టిన వాడిని తీసుకుని నీటిలో కలిపేస్తుంది ఈవిడ. ముందే చెప్పింది కదా, తండ్రి చేత చెప్పించింది, తాను చెప్పింది, నన్ను అడ్డగించకు అని. ఎప్పుడు అడ్డగిస్తావు అప్పుడు వదిలేస్తానన్నది. అడ్డగించాలని బుద్ధి కూడా వదిలేసే సమయంలోనూ పుడుతుందండి, అది కూడా గొప్ప విషయం. ఆ 8వ గర్భాన్ని పుట్టిన వాడిని నీటిలో కలిపేయడానికి వెళ్తే అడ్డగించట, నువ్వు ఎవడిని నాకు దక్కనివ్వకుండా చేస్తూ ఉన్నావు, ఇంకా నేను సహించలేను అన్నాడు. సరే ఇంకా నీకు నాకు చెల్లు అయిపోయింది, ఈ పిల్లాన్ని తీసుకెళ్ళిపోతాను, ఎప్పుడో తీర్చిదిద్ది నీకు ఇస్తానులే అని తీసుకుపోయింది ఆ తల్లి. తీర్చిదిద్దిందండి, గంగాదేవి చేత పెంచబడ్డాడు ఆయన, సామాన్యం కాదు. ఇక్కడ ఆవిడ పిలిస్తే ఎవరు రారు, మహర్షులు ఒక్కొక్కరు వచ్చేట, వశిష్ఠ మహర్షికి శిష్యుడిగా చేర్చింది. వశిష్ఠ మహర్షి అద్భుతమైన అస్త్రశక్తుల్ని మంత్రశక్తుల్ని అన్నింటినీ బోధించాడు ఆయనకి. దాని తర్వాత పరశురాముడి దగ్గర అనేకమైన విద్యలు నేర్చుకున్నాడు, బృహస్పతి వద్ద శుక్రాచార్యుల వద్ద నీతి శాస్త్రం నేర్చుకున్నట్ట, సామాన్యుడు కాడు. అస్త్ర విద్యలో, నీతి విద్యలో, ధర్మ విద్యలో, మంత్ర విద్యలో, సర్వ విద్యల్లో మహానుభావుడి తేజరిల్లాడు. గంగమ్మ పెంచుకుందండి, సామాన్యం కాదు ఇక్కడ. అలా పెంచుకుని ఒక వృద్ధిలోకి వచ్చినటువంటి సమయంలో గంగా తీరానికి వచ్చాడు శంతనుడు. అప్పుడు ఆ శంతనుడు ఆ ఒడ్డును ఆడుకుంటున్న పిల్లాన్ని చూసేట, అంటే అతడు చూసేటట్టు ఆడుకోవడానికి పంపించింది ఆవిడ. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ, ఎవడీ పిల్లవాడు అద్భుతంగా ఉన్నాడు, ఈ తేజస్సు ఏమిటి అనుకుంటే అప్పుడు గంగాదేవి వచ్చి, నీ పుత్రుడే, నీకు అప్పగిస్తున్నాను అని అప్పగించింది. ఆయన పేరు దేవవ్రతుడు, గంగాదత్తుడు అని పేరు పెట్టారు. ఆయన ఎవరి పేరు తలంచుకుంటే చాలు మన జన్మలు తీర్థార్థమైపోతాయో ఆ మహానుభావుడు ఆయన ఉద్భవించాడు శంతన చక్రవర్తి యొక్క పుత్రుడుగా. శాంతనవుడు, గంగకి శంతన చక్రవర్తికి సంబంధం ఇంత మాత్రమేనండి, అంతేగాని భార్యాభర్తల బంధంగా పూర్తిగా చెప్పడానికి లేదు, ఇంత మాత్రమే. వసువుల పుట్టుకకి కారణం కోసం మాత్రమే, ఇవి కారణం కోసం మాత్రమే గనక ఇవి మనం ఇతరత్ర అనుబంధాలు చెప్పడానికి లేదు. దివ్యమైన పుట్టుకల్లో నా ఆంతర్యములు. ఈ విధంగా మహానుభావుడైన దేవవ్రతుని యొక్క పుట్టుకను మనం చెప్పుకున్న దేవవ్రతుడు ఎవరు, తర్వాత అవుతాడు భీష్మాచార్యుల వారు ప్రధానమైనటువంటి స్వామి. అందుకు ప్రధాన భాగవతోత్తమంలో ఉత్తముడైనటువంటి భీష్మాచార్యుల వారిని నమస్కారం చేసుకున్నాం. ఆయన యొక్క వృత్తాంతము, తర్వాత పాండవ ధర్తరాష్ట్రాదుల యొక్క జనన వృత్తాంతములు, ఇవన్నీ కూడా మనం రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.